కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభః. ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశమితి ప్రాచీనవగుంశం కరోతి దేవమనుష్యాః దేవమనుష్యా దిశః దేవమనుష్యా ఇతి దేవమనుష్యాః దిశో వి విభజంత అభజంత ప్రాచీన్ ప్రాచీన్ దేవాః దేవాదక్షిణాః దక్షిణాపితరః పితరః ప్రతీచీం ప్రతీచీం మనుష్యాః మనుష్యా ఉదీచీం ఉదీచీకం రుద్రాః రుద్రాయత్ ఇతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశమితి ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం ఏవలోకమేవ ఏవలోకమితి దేవలోకం ఏవత్యజమానః యజమాన ఉపావర్తతే ఉపావర్తతే పరి ఉపావర్తతైత్యుపావర్తతే పరిశ్వేతి శ్వేత్యంతరహితః అంతర్హితో హి అంతర్హితైత్యంతహాహితః ఇదేవలోకః దేవలోకో మనుష్యలోకాత్ దేవలోక ఇతి దేవలోక మనుష్యలోకాన్న మనుష్యలోకాదితి మనుష్యలోకాత్ నాస్మాత్ అస్మాల్లోకాత్ లోకాత్ శ్రేతవ్యం శ్రేతవ్యమివ శ్రేతవ్యమితి శూయేతవ్యం ఇవేతి ఇత్యాహో ఆహుః కః కో హి హితత్ తద్వేద వేదయది యద్యమస్మిన్ అముష్మిన్ లోకే లోకేస్తి అస్తి వా భాన నవా వేతి ఇతి భిక్షు ఇక్ష్వదీకాశాన్ అదీకాశాన్ కరోతి కరోత్యుభయోః ఉభయోర్లోకయోః లోకయోరభిజిద్ధి అభిజిద్ధ్యై కేశశ్మశ్రు అభిజిద్ధ్యా ఇత్యభిజిద్ధి కేశశ్మశ్రువపదే కేశశ్మశ్రుతి కేశాశ్మశ్రు అపదే నఖాని నఖాని నిగృందతే కృందతే మృత మృత వై వా ఏషా ఏషా త్వక్ త్వరమేధ్యా అమేధ్యాయత్ యత్కేశశ్మశ్రు కేశశ్మశ్రు మృతాం కేశశ్మశ్రుతి కేశాశ్మశ్రు మృతామేవ ఏవ త్వచం త్వచమేధ్యాం అమేధ్యామపహత్య అపహత్య యజ్ఞియః అపహత్యేత్యపహత్య యజ్ఞియో భూత్వా భూత్వా మేధం మేధముప ఉపైతి ఏత్యంగిరసః అంగిరసః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతః యంతోప్సు అప్సు దీక్షా తపసీ అప్సుద్యపోసు దీక్షా తపసీ ప్ర దీక్షా తపసీ దీక్షా తపసీ ప్రావేశయన్ అవేశయన్నప్సు అప్సు స్నాది అప్సుద్యపోసు స్నాది సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవ దీక్షా తపసీ దీక్షా తపసీ అవ దీక్షా తపసీ దీక్షా తపసీ అవరుంధే రుంధే తీర్థే తీర్థే స్నాది స్నాది తీర్థే తీర్థే హి హితే తే తాం తామ్ర ప్రావేశయన్ అవేశయన్ తీర్థే తీర్థే స్నాది స్నాది తీర్థం తీర్థమేవ ఏవ సమానానాం సమానానాం భవతి భవత్యపః అపో అశ్నాది అశ్నాద్యంతరతః అంతరత ఏవ ఏవ మేధ్యః మేధ్యో భవతి భవతి వాససా వాససా దీక్షయతి దీక్షయతి సౌమ్యం సౌమ్యం వై వై క్షౌమం క్షౌమం దేవతయా దేవతయా సోమం సోమమేష దేవతాం దేవతాముప ఉపైతి ఏతియః యో దీక్షతే దీక్షతే సోమస్య సోమస్య తనోః తనోరసి అసి తనువం తనువం మే మే పాహి పాహీతి ఇత్యాహ ఆహ స్వాం స్వామేవ ఏవ దేవతాం దేవతాముప ఉపైతి ఏత్యథో అథో ఆశిషం అథో ఇత్యథో ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేగ్నేః అగ్నేస్తూషాధానం తూషాధానం వాయోః తూషాధానమితి తూష ఆధానం వాయోర్వాతపానం వాతపానం పితృణాం వాతపానమితి వాతాపానం పితృణాం నీవిః నీవిరోషధీనాం ఓషధీనాం ప్రఘాతః ప్రఘాత ఆదిత్యానాం ప్రఘాత ఇది ప్రాఘాతః ఆదిత్యానాం ప్రాచీనతానః ప్రాచీనతానో విశ్వేషాం ప్రాచీనతాన ఇది ప్రాచీనతానః విశ్వేషాం దేవానాం దేవానామోదుః ఓదుర్నక్షత్రాణాం నక్షత్రాణామదీకాశాః అదీకాశాస్త తద్వై వా ఏతత్ ఏతత్సర్వదేవత్యం సర్వదేవత్యం యత్ సర్వదేవత్యమితి సర్వదేవత్యం యద్వాసః వాసో యత్ యద్వాససా వాససా దీక్షయతి దీక్షయతి సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిర్దీక్షయతి దీక్షయతి బహిః ప్రాణః బహిష్ప్రాణో వై బహిష్ప్రాణ ఇది బహిః ప్రాణ వై మనుష్యః మనుష్యస్తస్య తస్యాశనం అశనం ప్రాణ ప్రాణోష్ణాది ప్రాణ ఇది ప్రాణ అస్మాది స ప్రాణ సప్రాణ సప్రాణ ఇది సా ప్రాణ ఏవీక్షతే దీక్ష ఆశిర ఆశిరో అవది యావాన్ యావానే ఏవాస్ అస ప్రాణ ప్రాణస్తేన ప్రాణ ఇది ప్రాణ తేన సహ సహ మేధం మేధముప ఉపైతి ఏది ఘృతం ఘృతం దేవానాం దేవానాం మస్తు మస్తు పితృణాం పితృణాం నిష్పక్వం నిష్పక్వం మనుష్యాణాం నిష్పక్వమితి మిహీపక్వం మనుష్యాణాం తత్ తద్వై వా ఏతత్ ఏతత్ సర్వదేవత్యం సర్వదేవత్యం యత్ సర్వదేవత్యమితి సర్వదేవత్యం యన్నవనీతం నవనీతం యత్ నవనీతమితి నవనీతం యన్నవనీతేన నవనీతేనాభ్యంతే నవనీతేనేతి నవనీతేన అభ్యంతే సర్వాహ అభ్యంత ఇత్యపి అంతే సర్వా ఏవ ఏవ దేవతాః దేవతాః ప్రేణాది ప్రేణాది ప్రచ్యుతః ప్రచ్యుతో వై ప్రచ్యుత ఇది ప్రాచ్యుతః వా ఏషః ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాదగతః అగతో దేవలోకం దేవలోకం యః దేవలోకమితి దేవలోకం యోగీక్షితః ఈక్షితో మతతరా అంతరేవ ఇవ నవనీతం నవనీతం తస్మాత్ నవనీతమితి నవనీతం తస్మాన్నవనీతేన నవనీతేనాభి నవనీతేనేతి నవనీతేన అభ్యంతే అంగేన లోమం అనులోమం యజుషా అనులోమమిత్యనులోమం యజుషా వ్యావృత్యై వ్యావృత్యా ఇంద్ర వ్యావృత్యా ఇది వి ఆవృత్యై ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం తస్య కనీనికా కనీనికాపరా పరాపతత్ అపదత్తత్ తదాంజనం ఆంజనమభవత్ ఆంజనమిత్యా అంజనం అభవద్యత్ యదాంగే ఆంగే చక్షుః ఆంగ్యా అంగే చక్షురేవ ఏ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగే వృంగే దక్షిణం దక్షిణం పూర్వం పూర్వమా ఆంగే అంగే సవ్యం సవ్యగం హి పూర్వం పూర్వం మనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతేన ఆంజతైద్యా అంజతే అని నిధావతే ధావతేని నీవ ఇవ హి ఇవ ఋష్యా మనుష్యా ధావంతే ధావంతే పంచ పంచకృత్వ కృత్వ ఆంగే అంగే పంచాక్షరా పంచాక్షరా పంక్తి పంచాక్షరే పంచాక్షరా పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమే ఏవా అవరుంధే రుంధే పరిమితం పరిమితమా పరిమితమిది పరిమితం ఆంగే అంగే పరిమితం అపరిమితం హి అపరిమితమిత్యపరిమితం ఇవ మనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతే సతూలయా ఆంజతైత్యా అంజతే సతూలయా సతూలయే దిశాతూలయా ఆంగే అంగే పతూలయా అపతూలయా హి అపతూలయేత్యపతూలయా ఇవ మనుష్యా మనుష్యా ఆంజతే ఆంజతే వ్యావృత్యై ఆంజతరిత్యా అంజతే వ్యావృత్యై యత్ వ్యావృత్యా ఇది వి ఆవృత్యై యదపతూలయా అపతూలయాంజీత అపతూలయేత్యపతూలయా ఆంజీత వజ్ర ఆంజీతేత్యా అంజీత వజ్ర ఇవ ఇవ స్యాత్ స్యాత్ సతూలయా సతూలయా సతూలయేది సా తూలయా ఆంగే అంగే మిత్రత్వాయ మిత్రత్వాయేంద్ర మిత్రత్వాయేతి మిత్రత్వాయ ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం సహ సోపః అపోభి అభ్యమ్రియత అమ్రియత తాసాం తాసాం యత్ యన్మేధ్యం మేధ్యం యజ్ఞం యజ్ఞం సదేవం సదేవమాసీత్ సదేవమిది సా దేవం ఆసీత్ తదప అపోత్ ఉదక్రామత్ అక్రామత్తే తే దర్భా దర్భా అభవన్ అభవమేర్దర్భపుంజీలై దర్భపుంజీలై పవయతి దర్భపుంజీలైరితి దర్భపుంజీలై అవయతియా ఏమేధ్యా మేధ్యాయజ్ఞయా యజ్ఞయా సదేవా సదేవా ఆప సదేవా ఇది సా దేవా ఆపస్తాభి తాభిరేవ ఏవైనం ఏనం భవయతి అవయతి ద్వాభ్యాం ద్వాభ్యాం భవయతి అవయత్యహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనం భవయతి అవయతి త్రిభిః త్రిభిః పవయతి త్రిభిరితి త్రిభిః అవయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభిః ఏభిరేవ ఏవైనం ఏనం లోకైః లోకైః పవయతి పవయతి పంచభిః పంచభిః పవయతి పంచభిరితి పంచాభిః పవయతి పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరా పంక్తిః పాంగః పాంగో యజ్ఞః యజ్ఞో యజ్ఞాయ యజ్ఞాదివ ఏవైనం ఏనం పవయతి పవయతి షడ్భిః షడ్భిః పవయతి షడ్భిరితి షడ్భిః పవయతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిత్రుతోభిః ఏవైనం ఏనం పవయతి పవయతి సప్తభిః సప్తభిః పవయతి సప్తభిరితి సప్తాభిః పవయతి సప్త సప్త ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనం పవయతి అవయతి నవభిః నవభిః పవయతి నవభిరితి నవాభిః అవయతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణాః సప్రాణం ప్రాణాది ప్రాణాః సప్రాణమేవ సప్రాణమితి సా ప్రాణం ఏవైనం ఏనం పవయతి అవయత్యేకవిగుంశత్యా ఏకవిగుంశత్యా పవయతి ఏకవిగుంశత్యేత్యేకవిగుంశత్యా అవయతి దశ దశహస్యాః తస్యా అంగులయః అంగులయో దశ దశపద్యాః పద్యా ఆత్మా ఆత్మైక విగుంశః ఏక విగుంశో యావాన్ ఏక విగుంశ ఇత్యేక విగుంశః యావానేవ ఏవ పురుషః పురుషస్తం తమపరివర్గం అపరివర్గం భవయతి అపరివర్గమిత్యపరివర్గం భవయతి చిత్పతిః చిత్పతిస్త్వా చిత్పతిరితి చిత్పతిః త్వా పునాతు పునాత్యుతి ఇత్యాహ ఆహమనః మనో వై వై చిత్పతిః చిత్పతిర్మనసా చిత్పతిరితి చిత్పతిః మనసైవ ఏవైనం ఏనం భవయతి భవయతి వాక్పతిః వాక్పతిస్త్వా వాక్పతిరితి వాగ్పతిః త్వా పునాతు పునాత్యుతి ఇత్యాహ ఆహ వాచా వాచైవ ఏవైనం ఏనం భవయతి భవయతి దేవః దేవస్త్వా వా సవితా సవితా పునాతు పునాత్యుతి ఇత్యాహ ఆహ సవితృప్రసూదః సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూదః ఏవైనం ఏనం భవయతి భవయతి తస్య తస్య తే పవిత్రపదేః పవిత్రపదే పవిత్రేణ పవిత్రపద ఇది పవిత్రపదేః పవిత్రేణ యస్మై యస్మేకం తం పునే పునేత్ తచ్చకేయం శకేయమిది ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తైతి శాస్తే యావందో వై వై దేవాః దేవాయజ్ఞాయ యజ్ఞాయ అపునత అపునతతే తదేవ ఏవాభవన్ అభవనయః యేవం ఏవం విద్వాన్ విద్వాన్ యజ్ఞాయ యజ్ఞాయ పునీతే పునీతే భవతి భవత్యేవ ఏవ బహిః బహిష్పవయిత్వా అపవయిత్వాంతః అంతః ప్రపాదయతి పాదయతి మనుష్యలోకే మనుష్యలోక ఏవ మనుష్యలోక ఇది మనుష్యాలోకే ఏవైనం ఏనం భవయిత్వా అపవయిత్వా భూతం భూతం దేవలోకం దేవలోకం ర దేవలోకమితి దేవాలోకం ప్రణయతి నయత్యదీక్షితః అదీక్షిత ఏకయా ఏకయాహుత్యా ఆహుత్యేతి ఆహుత్యేత్యాహుత్యాహుః ఆహుశ్రువేణ శ్రువేణ చతస్రః చతస్రో జుహోతి జుహోతి దీక్షితత్వాయ దీక్షితత్వాయ సృజా దీక్షితత్వాయేతి దీక్షితత్వాయ సృజా పంచమీం పంచమీం పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరా పంక్తిః పాంగః పాంగో యజ్ఞః యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధాకోవృత్యై ఆకోవృత్యై ప్రయుజే ఆగోవృత్యా ఇత్యాగోవృత్యై ప్రయుజయగ్నయే ప్రయుజైతి ప్రాయుజే అగ్నయే స్వాహ స్వాహేతి ఇత్యాహ ఆహాగోవృత్యా ఆగోవృత్యా హి ఆగోత్యేత్యాగోత్యా హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభి అభిప్రయుంగే ప్రయుంగే యజేయ ప్రయుంగైతి ప్రాయుంగే యజేయేతి ఇది మేధాయీ మేధాయీ మనసే మనసేగ్నయే అగ్నయే స్వాహ స్వాహేతి ఇత్యాహ ఆహ మేధయా మేధయా హి మనసా మనసా పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి సరస్వత్యై అభిగచ్చతీత్యభిగచ్చతి సరస్వత్యై పూష్ణే పూష్ణేగ్నయే అగ్నయే స్వాహ స్వాహేతి ఇత్యాహ ఆహవాగ్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ పృథివీ పృథివీ భూషా భూషా వాచా వాచైవ ఏవ పృథివ్యా పృథివ్యా యజ్ఞం యజ్ఞం రయుంగే యుంగాపః ఆపో దేవీః దేవీర్బృహతీః బృహతీర్విశ్వశంభువః విశ్వశంభువ ఇది విశ్వశంభువ ఇది విశ్వశంభువః ఇత్యాహ ఆహయాః యా వై వై వర్ష్యాః వర్ష్యాస్తాః తా ఆపః ఆపో దేవీః దేవీర్బృహతీః బృహతీర్విశ్వశంభువః విశ్వశంభువో యత్ విశ్వశంభువ ఇది విశ్వశంభువః యదేతత్ ఏతద్యజుః యజుర్న న బ్రూయాద్ బ్రూయాద్దివ్యాః దివ్యా ఆపః ఆపోషాహంతాః అశాహంతా ఇమం ఇమం లోకం లోకమా ఆగచ్చేయుః గచ్చేయురాపః ఆపో దేవీః దేవీర్బృహతీః బృహతీర్విశ్వశంభువః విశ్వశంభువ ఇది విశ్వశంభువ ఇది విశ్వశంభువః ఇత్యాహ ఆహాస్మై అస్మా ఏవ ఏవైనాహ ఏనా లోకాయ లోకాయ శమయతి శమయతి తస్మాత్ తస్మాచ్ఛాంతాః శాంతా ఇమం ఇమం లోకం లోకమా ఆగచ్చంతి గచ్చంతి ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇత్యాహ ఆహ ద్యావా పృథివ్యోః ద్యావా పృథివ్యోర్హి ద్యావా పృథివ్యోరిది ద్యావా పృథివ్యోః ఇ యజ్ఞః యజ్ఞ ఉరు ఉర్వంతరిక్షం అంతరిక్షమిది ఇత్యాహ ఆహాంతరిక్షే అంతరిక్షే హి యజ్ఞః యజ్ఞో బృహస్పతిః బృహస్పతిర్నః నో హవిషా హవిషా వృధాతో వృధాత్తిది ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞమవ అవరుంధే రుంధేర్యద్బ్రూజాద్ బ్రూజాద్విధేః విధేరిది ఇది యజ్ఞస్థాణు యజ్ఞస్థాణమృచ్ఛేద్ యజ్ఞస్థానమిది యజ్ఞస్థాణు పృచ్ఛేద్వృధాతు వృధాత్తిది ఇత్యాహ ఆహ యజ్ఞస్థాణు యజ్ఞస్థానమేవ యజ్ఞస్థానమిది యజ్ఞస్థాణు ఏవరి పరిగృణక్తి ప్రణక్తి ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమసృజత అసృజతస సోస్మాత్ అస్మాత్ సృష్ట సృష్ట పరాంగ పరాంగైత్ ఐత్స స ప్రయజు యజురవ్లీనాద్ అవ్లీనాత్ ప్రసామ సా మతం తమృగ్ ఋగుత్ ఉదయచ్చద్ అయచ్చద్యత్ ఏమృగ్ ఋగుదయచ్చద్ ఉదయచ్చత్తద్ ఉదయచ్చదిత్యుద్ అయచ్చద్ తదౌద్గ్రహణస్య ఔద్గ్రహణస్య ఔద్గ్రహణత్వం ఔద్గ్రహణస్యేత్యౌద్గ్రహణస్య ఔద్గ్రహణత్వమృచ ఔద్గ్రహణత్వమిత్యౌద్గ్రహణత్వం రుచాజుహోతి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్యోద్యత్తి ఉద్యత్యా అనుష్టుప్ ఉద్యత్యా ఇత్యుదయతి అనుష్టుప్ ఛందసా అనుష్టుప్ ఛందసామత్ ఉదయచ్చద్ అయచ్చది ఇత్యాహో ఆహుస్తస్మాద్ తస్మాదనుష్టుభా అనుష్టుభా జుహోతి అనుష్టుభేద్యనోస్తుభా జుహోతి యజ్ఞస్య యజ్ఞస్యోద్యత్తి ఉద్యత్యై ద్వాదశ ఉద్యత్యా ఇత్యుదయతి ద్వాదశ వాత్సబంధాని వాత్సబంధాన్యత్ వాత్సబంధానీతి వాత్సబంధాని ఉదయచ్చన్ అయచ్చన్నిది ఇత్యాహో ఆహుస్తస్మాద్ తస్మాద్వాదశభిః ద్వాదశభిర్వాత్సబంధవిదః ద్వాదశభిరితి ద్వాదశాభిః వాత్సబంధవిదో దీక్షయంతి వాత్సబంధవిదైతి వాత్సబంధావిదః దీక్షయంతి సా వై వా ఏష ఏషర్గనుష్టుక్ అనుష్టుగ్వాగ్ అనుష్టుగిత్యనోస్తుక్ వాగనుష్టుక్ అనుష్టుగ్యత్ అనుష్టుగిత్యనోస్తుక్ యదేతయా ఏతయర్చ రచా దీక్షయతి దీక్షయతి వాచా వాచైవ ఏవైనం ఏనం సర్వయా సర్వయా దీక్షయతి దీక్షయతి విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతుః నేతురిది ఇత్యాహ ఆహ సావిత్రీ సావిత్రీ ఏన ఏతేన మర్త మర్తో వృణీత వృణీత సఖ్యం సఖ్యమిది ఇత్యాహ ఆహృదేవత్యా ఋదేవత్యైతేన ఋదేవత్యేతి విజయదేవత్యా ఏతేన విశ్వే విశ్వే రాయ రాయై శుద్ధ్యసి విశుద్ధ్యసీ ఇత్యాహ ఆహ వైశ్వదేవీ వైశ్వదేవ్యేతేన వైశ్వదేవీతి వైశ్వదేవీ ఏతేన ద్యుమ్నం ద్యుమ్నం వృణీత వృణీత పుష్యసే పుష్యసీ ఇత్యాహ ఆహ వౌష్ణీ ఔష్ణ్యేతేన ఏతేన సా వై మా ఏష ఏషర్వదేవత్యాయత్ సర్వదేవత్యేతయా ఏతయర్చ రచా దీక్షేతి దీక్షేతి సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిర్దీక్షేతి దీక్షేతి సప్తాక్షరం సప్తాక్షరం ప్రథమం సప్తాక్షరమిది సప్తాక్షరం ప్రథమం పదం పదమష్టాక్షరాణి అష్టాక్షరాణి త్రీణి అష్టాక్షరాణి అష్టాక్షరాణి త్రీణి యాని యాని త్రీణి త్రీణి తాని తాన్యష్టౌ అష్టావుప ఉపయంది యందియాని యాని చత్వారి చత్వారి తాని తాన్యష్టౌ అష్టౌ యత్ యదష్టాక్షరా అష్టాక్షరాదేన అష్టాక్షరేదష్టాక్షరా ఏన గాయత్రీ గాయత్రీ యత్ ఇదేకాదశాక్షర ఏకాదశాక్షరాదేన ఏకాదశాక్షరేత్యేకాదశాక్షర తేన త్రిష్టక్ త్రిష్టగ్యత్ యద్వాదశాక్షర ద్వాదశాక్షరా తేన ద్వాదశాక్షరే ద్వాదశాక్షర ఏన జగతి జగతి సా వై వా ఏషా ఏషక్ జగ్సర్వాణి సర్వాణి ఛందాగంసి ఛందాగంసి యత్ యదేతయా ఏతదర్చ రచా దీక్షయతి దీక్షయతి సర్వేభిః సర్వేభిరేవ ఏవైనం ఏనం ఛందోభిః ఛందోభిర్దీక్షయతి ఛందోభిర్తి ఛందాభిః దీక్షయతి శబ్దాక్షరం శబ్దాక్షరం ప్రథమం సప్తాక్షరమితి సప్తాక్షరం ప్రథమం పదం పథకం సప్తపద సప్తపద షక్పరీ సప్తపదేది సప్తాపద షక్పరీ పశవ పశవ షక్పరీ షక్పరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధ ఏకస్మాద్ ఏకస్మాదక్షరాద్ అక్షరాదనాప్తం అనాప్తం ప్రథమం ప్రథమం పదం పదం తస్మాద్ తస్మాద్ది యద్వాచ వాచోనాప్తం అనాప్తం తద్ తన్మనుష్యాహ మనుష్యా ఉప ఉపజీవంది జీవంది పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ఇ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరది ప్రజాపతే ఆప్తీ న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేతి నీ ఊనయా జుహోతి న్యూనాద్ న్యూనాద్ది న్యూనాది నీ ఊనాద్ ఇ ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత ప్రజానా ప్రజానాకం సృష్ట్యై ప్రజానామిది ప్రజానా సృష్ట్యా ఇది సృష్ట్యై వృక్సామే వై వృక్సామే ఇత్యగసామే వై దేవేభ్య దేవేభ్యో యజ్ఞాయ యజ్ఞాయాతిష్టమానే అధిష్టమానే కృష్ణ అధిష్టమానే ఇత్యధిష్టమానే కృష్ణోరూపం రూపం కృత్వా కృత్వా అవక్రమ్య అవక్రమ్యాదిష్టతాం అవక్రమ్యేతిరాక్రమ్య అధిష్టతాం దే ఏ మన్యంత అమన్యంతయం యం వై వా ఇమే ఇమే ఉపావర్త్యత ఇమే ఇదిమే ఉపావర్త్యత సహ ఉపావర్త్యత ఇత్యుత ఆవర్త్యత స ఇదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తే తే ఉప తే ఇది తే ఉపామంత్రయంత అమంత్రయంత తే తే అహోరాత్రయోః తే ఇది తే అహోరాత్రయోర్మహిమానం అహోరాత్రయోరిత్యహ రాత్రయోః మహిమానమపనిధాయ అపనిధాయ దేవాన్ అపనిధాయేత్యపనిధాయ దేవానుపావర్తేతాం ఉపావర్తేతామేష ఉపావర్తేతామిత్యుపా ఆవర్తేతాం ఏష వై వా రచః రచో వర్ణ వర్ణోయత్ యచ్చుక్లం శుక్లం కృష్ణాజినస్య కృష్ణాజినస్యేష కృష్ణాజినస్యేతి కృష్ణాజినస్య ఏష సాంన సాంనోయత్ యత్కృష్ణం కృష్ణవృత్సామయో ఋత్సామయో శిల్పే ఋత్సామయోరిత్యసామయో శిల్పే సహ శిల్పే ఇది శిల్పే స్థ ఇతి ఇత్యాహ ఆహర్సామే ఋక్సామే ఏవ ఋక్సామే ఇత్యగసామే ఏవావ అవరుంధే రుంధలేష ఏష వై వా అహ్న అహ్నో వర్ణ వర్ణోయత్ యచ్చుక్లం శుక్లం కృష్ణాజినస్య కృష్ణాజినస్యైష కృష్ణాజినస్యేతి కృష్ణాజినస్య ఏష రాత్ర్యాః రాత్ర్యాయత్ యత్కృష్ణం కృష్ణం యత్ యదేవ ఏవైనయోః ఏనయోస్తత్ర తత్ర న్యక్తం న్యక్తం తత్ న్యక్తమితి నియక్తం తదేవ ఏవావ అవరుంధే రుంధే కృష్ణాజినేన కృష్ణాజినేన దీక్షేతి కృష్ణాజినేనేతి కృష్ణాజినేన దీక్షేతి బ్రహ్మణః బ్రహ్మణో వై వా ఏతత్ ఏతద్రూపం రూపం యత్ యత్కృష్ణాజినం కృష్ణాజినం బ్రహ్మణ కృష్ణాజినమితి కృష్ణాజినం బ్రహ్మణ ఇవ ఏవైనం ఏనం దీక్షేతి దీక్షయతీమా ఇమాం ధియం ఏకం శిక్షమాణస్య శిక్షమాణస్య దేవ దేవేతి ఇత్యాహ ఆహ యథాయుజో యథాయుజురేవ యథాయుజురి యథాయుజో ఏవైతద్గర్భ గర్భో వై వా ఏష ఏష యత్ యద్దీక్షిత దీక్షిత ఉల్బం ఉల్బం వాస వాస ప్రోర్ణుతే ఊర్ణుతే తస్మాత్ తస్మాద్గర్భా గర్భా ప్రావృతా ప్రావృతా జాయంతే జాయంతేన పురా పురా సోమస్య సోమస్య క్రయాత్ క్రయాదప అపోర్ణీత ఊర్ణీతయత్ యత్పురా పురా సోమస్య సోమస్య క్రయాత్ క్రయాదపోర్ణీత అపోర్ణీత గర్భా అపోర్ణీతేత్యప ఊర్ణీత గర్భా ప్రజానా ప్రజానా పరాపాదుకా ప్రజానామితి ప్రజానా పరాపాదుకా స్యుః పరాపాదుకా ఇది పరాపాదుకా క్రీడే క్రీడే సోమే సోమేప అపోర్ణుతే ఊర్ణుతే జాయతే జాయత ఏవ తదథో అథో యథా అథో ఇత్యథో యథా వసీయాగుంసం వసీయాగుంసం ప్రద్యపోర్ణుతే ప్రద్యపోర్ణుతే తాదృగ్ ప్రద్యపోర్ణుతే ఇది ప్రతి అపోర్ణుతే తాదృగేవ ఏ తత్ తదంగిరస అంగిరసస్సువర్గం సువర్గం లోకం సువర్గవిది సువహాగం లోకం యంత యంత ఊర్జం ఊర్జం వి వ్యభజంత అభజంత తో యదత్యశిష్యత అత్యశిష్యత అత్యశిష్యతేత్యది అశిష్యత తే శరా శరా అభవన్ అభవన్నూర్గ్ ఊర్వై వై శరా శరాయత్ యరమయీ శరమయీ మేఖలా శరమయీతి శరామయీ మేఖలా భవతి భవత్యూర్జం ఊర్జమేవ ఏవా అవరుంధే రుంధే మధ్యద మధ్యద సమ్యతి నక్ష్యతి మధ్యద మధ్యద ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం దాది దాదిరస్మాద్ తస్మాన్మధ్యద మధ్యద ఊర్జా ఊర్జా భుంజతే భుంజత ఊర్ధ్వం ఊర్ధ్వం వై వై పురుషస్ పురుషస్ నాభ్యై నాభ్యై మేధ్యం మేధ్యమవాచీనం అవాచీనమేధ్యం అమేధ్యం యన్మధ్యద అభ్యద సన్నహ్యతి సన్నహ్యతి మేధ్యం సన్నహ్యతీతి సన్నహ్యతి మేధ్యం చైవ ఏవాస్య తస్యామేధ్యం అమేధ్యం చవ్యావర్తయతి వ్యావర్తయతీంద్ర వ్యావర్తయతీతి ఆవర్తయతి ఇంద్రవృత్రాయ వృత్రాయ వజ్రం వజ్రం ప్రాహరత్ అహరత్స సత్రేధా రేధావి వ్యభవత్ అభవత్స్య స్యస్తృతీయం తృతీయం రథ రథస్తృతీయం తృతీయం యూప యూపస్తృతీయం తృతీయం ఏందశరా అంతఃశరా అశీర్యంత అంతఃశరా ఇత్యంత శరా అశీర్యంతతే తే శరా శరా అభవన్ అభవన్ తచ్చరాణాం శరాణాం శరత్వం శరత్వం వజ్ర శరత్వమిది శరాత్వం వజ్రో వై వై శరా శరా క్షుత్ క్షుత్ ఖలు ఖలు వై వై మనుష్యస్య మనుష్యస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో యచ్చరమయీ శరమయీ మేఖలా శరమయీతి శరామయీ మేఖలా భవతి భవతి వజ్రేణ వజ్రేణైవ ఏవ సాక్షాత్ సాక్షాత్ క్షుతం సాక్షాది సాక్షాద్ క్షుతం భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యద మధ్యదోప అపహరే అదే త్రివద్ త్రివద్భవతి త్రివదిది త్రివృద్ భవతి త్రివద్ త్రివద్వై త్రివదిది త్రివృద్ వై ప్రాణ ప్రాణస్త్రివృతం ప్రాణైది ప్రాణ త్రివృతమే త్రివృతమిది త్రివృతం ఏ ప్రాణం ప్రాణం మధ్యద ప్రాణమిది ప్రాణం మధ్యదో యజమానే యజమానే దాది దాది పృథ్వీ పృథ్వీ భవతి భవతిరజూనా రజూనాం యావృత్యై యావృత్యై మేఖలయా యావృత్యా ఆవృత్యై మేఖలయా యజమానం యజమానం దీక్షయతి దీక్షయతి యోక్త్రేణ యోక్త్రేణ పత్నీ పత్నీ మిథునత్వాయ మిథునత్వాయ యజ్ఞ మిథునత్వాయేతి మిథునత్వాయ యజ్ఞో దక్షిణాం దక్షిణామి అభ్యధ్యాయత్ అధ్యాయత్సాం తాగుంసం సమభవత్ అభవత్ తదింద్ర ఇంద్రోచాయత్ అచాయత్స సోమన్యత అమన్యతయ యో వై వా ఇతో జనిష్యతే జనిష్యతే సహ స ఇదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తాం తామ్ర ప్రావిశత్ అవిషత్తస్యాహ తస్యా ఇంద్ర ఇంద్ర ఏవాజాయత అజాయత సహ సోమన్యత అమన్యతయ యో వై వై మత్ మదిత ఇతోపర అపరో జనిష్యతే జనిష్యతే సహ స ఇదం ఇదం భవిష్యతి భవిష్యతీతి ఇది తస్యాహ తస్యా అనుమృశ్య అనుమృశ్య యోనిమ్ అనుమృశ్యేత్యమృశ్య యోనిమా ఆచ్ఛినద్ అచ్ఛినత్ సా సూతవశా సూతవశాభవత్ సూతవశేతి సూతావశా అభవత్తత్ తత్సూతవశాయి సూతవశాయి జన్మ సూతవశాయాది సూతావశాయి జన్మదా తాగుంహస్తే హస్తేని యవేష్టయత అవేష్టయత తాం తాం మృగేషు మృగేషు ని యదధాత్ అదధాత్ సా కృష్ణవిషాణ కృష్ణవిషాణాభవత్ కృష్ణవిషాణేతి కృష్ణవిషాణ అభవదింద్రస్య ఇంద్రస్య యోని యోనిరసి రసి మా హింసి హింసీరిది ఇది కృష్ణవిషాణం కృష్ణవిషాణం కృష్ణవిషాణమిది కృష్ణవిషాణం ప్రయచ్చతి యచ్చతి సయోని సయోనిమే సయోనిమిది సా యోని యజ్ఞం యజ్ఞం కరోతి కరోతి సయోని సయోని దక్షిణ సయోనిమిది సా యోని దక్షిణాగుం సయోని సయోనిమింద్రమం సయోనిమిది సా యోని ఇంద్రగం సయోనిత్వాయ సయోనిత్వాయ కృష్యై సయోనిత్వాయ సయోనిత్వాయ కృష్యై త్వాసస్యాయి సుసస్యాయి సుసస్యాయి సుసస్యాయి యాహ ఆహస్మాద్ తస్మాదృష్టవృత్యా అగృష్టవృత్యా ఔషధయ అగృష్టవృత్యా ఔషధయ ప్రచందే ప్రచందే సువిప్రాభ్య సువిప్రాభ్యస్వా విప్లాభ్యైతి సో విప్లాభ్య ఔషధీభ్య ఔషధీభ్యైతి ఔషధీభ్యైత్యోషధీభ్య ఇత్యాహ తస్మాద్ తస్మాదోషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణంతీర్ యద్ధస్తేన హస్తేన కండూయేత కండూయేత పామనం భావుకా పామనం భావుకా ప్రజా పామనం భావుకా ఇది పామనం భావుకా ప్రజా స్యు ప్రజా ఇది ప్రజా స్యుర్యత్ స్మయేత స్మయేత నగ్నం భావుకా నగ్నం భావుకా కృష్ణ విషాణయ నగ్నం భావుకా ఇది నగ్నం భావుకా కృష్ణ విషాణయ కండూయతే కృష్ణ విషాణయేతి కృష్ణ విషాణయ కండూయతే విగృహ్య అభిగృహ్య స్మయతే అభిగృహ్యేత్యపిగృహ్య స్మయతే ప్రజానాం ప్రజానాం గోపీధాయ ప్రజానామిది ప్రజానాం గోపీధాయ న పురా పురా దక్షిణాభ్య దక్షిణాభ్యో నేతో నేతో కృష్ణ విషాణాం కృష్ణ విషాణామవ కృష్ణ విషాణామిది కృష్ణ విషాణాం అవశ్రుతే శ్రుతేర్యత్పురా పురా దక్షిణాభ్య దక్షిణాభ్యో నేతో నేతో కృష్ణ విషాణాం కృష్ణ విషాణామవశ్రుతేర్ కృష్ణ విషాణామిది కృష్ణ విషాణాం అవశ్రుతేద్యోని అవశ్రుతేవాచ్రుతేర్ యోని ప్రజానాం ప్రజానాం పరాపాదుకా ప్రజానామిది ప్రజానాం పరాపాదుకా స్యాత్ పరాపాదుకేతి పరాపాదుకా శ్యాన్మీతాసు మీతాసు దక్షిణాసు దక్షిణాసు చాత్వాలే చాత్వాలే కృష్ణ విషాణాం కృష్ణ విషాణాం ర కృష్ణ విషాణామిది కృష్ణ విషాణాం ప్రాస్యతి పశ్యతి యోని యోనిర్వై వై యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం చాత్వారం యోని యోని కృష్ణ విషాణ కృష్ణ విషాణా యోనౌ కృష్ణ విషాణేతి కృష్ణ విషాణ యోనావేవ ఏవ యోని యోనిం దధాతి దధాతి యజ్ఞస్య యజ్ఞస్య సయోనిత్వాయ సయోనిత్వాయేతి సయోనిత్వాయ వాగ్వై వై దేవేభ్య దేవేభ్యోప అపాక్రామద్ అక్రామద్యజ్ఞాయ యజ్ఞాయాదిష్టమానా అదిష్టమానా సా సా వనస్పతీన్ వనస్పతీంద్ర ప్రావిశత్ అవిశత్సా ఏషా వాగ్ వాగ్వనస్పతిషు వనస్పతిషు వదతి వదతి యాదుందుభౌ దుందుభౌ యా తూణవే తూణవే యా వీణా వీణాయాత్ యద్దీక్షితదండం దీక్షితదండం ప్రయచ్చతి దీక్షితదండమితి దీక్షితదండం ప్రయచ్చతి వాచం ప్రయచ్చతీతి ప్రయచ్చతి వాచమేవ ఏవావ అవరుంధే రుంధౌదుంబర ఔదుంబరో భవతి భవత్యోర్గ్ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవావ అవరుంధే రుంధే ముఖేన ముఖేన సంమిత సంమితో భవతి సంమిత ఇది సంమిత భవతి ముఖత ముఖత ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం దాది దాది తస్మాత్ తస్మాన్మఖర మఖర ఊర్జా ఊర్జా ముంజురే ముంజురే క్రీడే క్రీడే సోమే సోమే మైత్రావృణాయ మైత్రావృణాయ దండం మైత్రావృణాయేతి మైత్రావృణాయ దండం ప్రయచ్చతి యచ్చతి మైత్రావృణ మైత్రావృణో హి మైత్రావృణ ఇది మైత్రావృణ హి పురస్తాత్ పురస్తాదృత్తిభ్య ఋత్విభ్యో వాచం ఋత్విభ్యతిభ్య వాచం విభజతి విభజతి తా విభజతీతి విభజతి తా మృత్విజ ఋత్విజో యజమానే యజమానే ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతి స్వాహ స్వాహా యజ్ఞం యజ్ఞం మనసా మనసేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి స్వాహ అభిగచ్చతీత్యభిగచ్చతి స్వాహాద్యా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం ఇత్యాహ ఆహ ద్యావా పృథివ్యో ద్యావా పృథివ్యోరి ద్యావా పృథివ్యోరితి ద్యావా పృథివ్యో హి యజ్ఞ యజ్ఞ స్వాహ స్వాహోరో ఉరోరంతరిక్షాత్ అంతరిక్షాది ఇత్యాహ ఆహాంతరిక్షే అంతరిక్షే హి యజ్ఞ యజ్ఞ స్వాహ స్వాహయజ్ఞం యజ్ఞం వాతాత్ వాతాదా ఆరభే రభయితి ఇత్యాహ ఆహాయం అయం వావ వావయః యః పవతే పవతే సః స యజ్ఞః యజ్ఞస్తం తమేవ ఏవ సాక్షాత్ సాక్షాదా సాక్షాదితి సాక్షాత్ ఆరభతే రభతే ముష్టీ ముష్టీ కరోతి ముష్టీతి ముష్టీ కరోతి వాచం వాచం యచ్చతి యచ్చతి యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా అదీక్షిష్ట అదీక్షిష్టాయం అయం బ్రాహ్మణ బ్రాహ్మణ ఇది త్రిపాగుంశు ఉపాగుష్వాహ ఉపాగుష్ిత్యుపాగుంశు ఆహ దేభ్య దేభ్యవ ఏనం ప్రాహ ఆహత్రి త్రివృచ్చై ఉచ్చైరుభయేభ్య ఉభయేభ్య ఏవైనం ఏనం దేవమనుష్యేభ్య దేవమనుష్యేభ్య దేవమనుష్యేభ్యైతి దేవా మనుష్యేభ్య ప్రాహ ఆహన నపురా పురా నక్షత్రేభ్య నక్షత్రేభ్యోవాచం వాచం వి విసృజేత్ సృజేద్యత్పురా పురా నక్షత్రేభ్య నక్షత్రేభ్యోవాచం వాచం విసృజేత్ విసృజేద్యజ్ఞం విసృజేది విసృజేత్ యజ్ఞం వి విచ్ఛిన్యాత్ ఛిన్యాదుదితేషు ఉదితేషు నక్షత్రేషు ఉదితేష్విచ్చిదితేషు నక్షత్రేషు వ్రతం వ్రతం కృణత కృణతేతి ఇది వాచం వాచం వి విసృజతి సృజతి యజ్ఞం వ్రత యజ్ఞం వ్రతో వై యజ్ఞం వ్రత ఇది యజ్ఞావ్రత వై దీక్షిత దీక్షితో యజ్ఞం యజ్ఞమేవ ఏవాభి అభివాచం వాచం వి విసృజతి సృజతి యది విసృజేత్ విసృజేద్ వైష్ణవీం విసృజేదితి విసృజేత్ వైష్ణవీమృచం వృషమను అనుబ్రూయాద్ బ్రూయాద్యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞేన యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సంతనోతి తనోతి దైవీం దైవీంద్రియం ధియం మనామహే మనామహ ఇది ఇత్యాహ ఆహ యజ్ఞం యజ్ఞమేవ ఏ తత్ తన్మృతేది మృతేది సుపారా సుపారాన సుపారేది సుపారా నో అసత్ అసద్వశే వశ ఇది ఇత్యాహ ఆహ వ్యుష్టిం వ్యుష్టిమేవ వ్యుష్టిమిది వ్యుష్టిం ఏవావ అవరుంధే రుంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది హోతవ్యం హోతవ్యం దీక్షితస్య దీక్షితస్య గృహా హోతవ్యాది హవి హవిర్వై వై దీక్షిత దీక్షితో యజ్జుహుయాద్ జుహుయాద్యజమానస్ యజమానస్యావదాయ అవదాయ జుహుయాద్ అవదాయేత్యవాదాయ జుహుయాద్యత్ యన్న నజుహుయాద్ జుహుయాద్యజ్ఞపరు యజ్ఞపరురంధ యజ్ఞపరుడి యజ్ఞపరు అంతర్యాద్ యాద్యే ఏ దేవా దేవా మనోజాతా మనోజాతా మనోయుజ మనోజాతా ఇది మన జాతా మనోయుజైతి మనోయుజైతి మనయుజ ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వై దేవా దేవా మనోజాతా మనోజాతా మనోయుజ మనోజాతా ఇది మన జాతా మనోయుజస్తేషు మనోయుజ ఇది మనయుజ తేష్వేవ ఏవ పరోక్షం పరోక్షం జుహోతి పరోక్షమిది పరహాక్షం జుహోతి తన్న నేవ ఇవ హుతం హుతన్న నేవ ఇవాహుతం అహుతం స్వబంధం స్వబంధం వై వై దీక్షితం దీక్షితం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంత్యగ్ని అగ్ని ఖలు ఖలు వై వై రక్షోహ రక్షోహాగ్నే రక్షోహేతి రక్ష అగ్నే త్వం త్వగుంసు సుజాగృహి జాగృహి వయం వయగుంసు సుమందిషీమహి మందిషీమహీతి ఇత్యాహ ఆహాగ్నిం అగ్నిమేవ ఏవాధిపాం అధిపాం కృత్వా అధిపామిత్యధిపాం కృత్వా స్వవిది స్వవిది రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా అవ్రత్యం అపహత్యా ఇత్యపహత్యై అవ్రత్యమివ ఇవ మై వా ఏష కరోతి కరోతి యః యో దీక్షిత దీక్షిత స్వభి స్వభి త్వం త్వమగ్నే అగ్నే వ్రతపా వ్రతపా అసి వ్రతపా ఇది వ్రతపా అసీతి ఇత్యాహ ఆహాగ్ని అగ్నిర్వై వై దేవానాం దేవానాం వ్రతపతి వ్రతపతి సహ వ్రతపతిరితి వ్రతపతి సదేవ ఏవైనం ఏనం వ్రతం వ్రతమా ఆలంభయతి లంభయతి దేవ దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏతి ఇత్యాహ ఆహ దేవ దేవో హి ఏష సన్ సన్మర్త్యేషు మర్త్యేషు త్వం సంయజ్ఞేషు యజ్ఞేష్వీజ్య ఈజ్యై ఇత్యాహ ఆహైతం ఏతగం హి యజ్ఞేషు యజ్ఞేష్వీడదే ఈడదేప అభవై వై దీక్షితాత్ దీక్షితాత్ సుషుపుష సుషుపుష ఇంద్రియం ఇంద్రియం దేవతాః దేవతాః క్రామంది క్రామంది విశ్వే విశ్వే దేవాః దేవా అభి అభిమాం మామా ఆవవృత్రన్ అవవృత్రన్నిది ఇత్యాహ ఆహేంద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిః సం సన్నయతి నయతి యదేతత్ ఏతద్యజుః యజుర్న న బ్రూయాద్ బ్రూయాద్యావత యావత పశూన్ పశూనభి అభిదీక్షేత వీక్షేత తావంత తావంతోస్య అస్య పశవ పశవ స్యు స్యూనాస్వ నాస్వేయత్ యత్ సోమ సోమా ఆభూయ భూయోభర భరేతి ఇత్యాహ ఆహా పరిమితాన్ అపరిమితానేవ అపరిమితానిత్యపరిమితాన్ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే చంద్రం చంద్రమసి అసి మమ భోగాయ భోగాయ భవ భవేతి ఇత్యాహ ఆహ యథాదేవతం యథాదేవతమేవ యథాదేవతమిది యథాదేవతం ఏవైనాహ ఏనాః ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాది వాయవే వాయవే త్వా వరుణాయ వరుణాయ త్వా త్వేతి యదేవం ఏమేతాః ఏతాన నానుదిశేద్ అనుదిశేదయథాదేవతం అనుదిశేదిత్యనుదిశేద్ అయథాదేవతం దక్షిణాః అయథాదేవతమిత్యయథాదేవతం దక్షిణాగమయేద్ గమయేనా ఆ దేవతాభ్యః దేవతాభ్యో వృష్యేత వృష్యేత యత్ యదేవం ఏమేతాః ఏతా అనుదిశతి అనుదిశతి యథాదేవతం అనుదిశతీత్యనుదిశతి యథాదేవతమేవ యథాదేవతమిది యథాదేవతం ఏవ దక్షిణాః దక్షిణాగమయతి గమయతి న దేవతాభ్యః దేవతాభ్యః ఆవృశ్యతే వృశ్యతే దేవీః దేవీనాపః ఆపో అవాం అవాన్నపాత్ నపాదితి ఇత్యాహ ఆహయత్ యద్వః భోమేధ్యం మేధ్యం యజ్ఞియం యజ్ఞియకం సదేవం సదేవం తద్ సదేవమిది సా దేవం తద్వః భోమా మావ అవక్రమిషం క్రమిషమిది ఇది వావ వావైతద్ ఏతదాహ ఆహాచ్ఛిన్నం అచ్ఛిన్నం తంతుం తంతుం పృథివ్యాః పృథివ్యాను అనుగేషం గేషమిది ఇత్యాహ ఆహసేతుం సేతుమేవ ఏవ కృత్వా కృత్వాది అత్యేతి ఏతీత్యేతి ఏవా వై వై దేవయజనం దేవయజనమధ్యవసాయ దేవయజనమిది దేవాయజనం అధ్యవసాయ దిశ అధ్యవసాయేత్యధి అవసాయ దిశో న ప్రాజానన్ అజానందే ఏన్యః అన్యోన్యం అన్యముప ఉపాధావన్ అధావన్ త్వయా త్వయా ప్రజానామ జానామత్వయా త్వయేతి అదిత్యాగుంసం సమధ్రియంత అధ్రియంత త్వయా త్వయా ప్రజానామ జానామేతి ఇది సాబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మత్రాయణా మత్రాయణా ఏవ మత్రాయణా ఇది మత్ ప్రాయణా ఏవః ఓ యజ్ఞాః యజ్ఞమధుదయనాః మధుదయనాసన్ మధుదయనా ఇది మధుదయనాః అసన్నిది ఇది తస్మాత్ తస్మాదాదిత్యః ఆదిత్యః ప్రాయణీయః ప్రాయణీయో యజ్ఞానాం ప్రాయణీయ ఇది ప్రాయణీయః యజ్ఞానామాదిత్యః ఆదిత్య ఉదయనీయః ఉదయనీయః పంచ ఉదయనీయ ఇత్యుదయనీయః పంచ దేవతాః దేవతా యజతి యజతి పంచ పంచదిశః దిశో దిశా దిశాం ప్రజ్ఞాతి ప్రజ్ఞాత్యా అథో ప్రజ్ఞాత్యాది ప్రజ్ఞాతి అథో పంచాక్షర అథో ఇత్యథో పంచాక్షర పంక్తి పంచాక్షరే పంచాక్షర పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవా అవరుంధే రుంధే ప్రత్యా ప్రత్యాగ స్వస్తిం స్వస్తిమయజన్ అయజన్ ప్రాచీ ప్రాచీమేవ ఏవతయా అజాదిశం దిశం ప్రాజానన్ అజానన్నగ్నినా అగ్నినా దక్షిణ దక్షిణా సోమేన సోమేన ప్రదీచీ ప్రదీచీకం సవిత్ర సవిత్రోదీచీ ఉదీచీమదిత్యా అదిత్యోర్ధ్వా ఊర్ధ్వామర్థ్యాం పథ్యాగ స్వస్తిం స్వస్తిం యజతి యజతి ప్రాచీ ప్రాచీమేవ ఏవతయా అజాదిశం దిశం ప్రజానాది జానాదిపథ్యాం పథ్యాగ స్వస్తిం స్వస్తిమిష్ట్వా ఇష్ట్వాగ్నిశోమౌ అగ్నిశోమౌ యజతి అగ్నిశోమావిత్యగ్నిశోమౌ యజతి చక్షుషి చక్షుషి వై చక్షుషి ఇది చక్షుషి వా ఏతే యజ్ఞస్య ఏతే ఇత్యేతే యజ్ఞస్యదగ్నిశోమౌ అగ్నిశోమౌ తాభ్యాం అగ్నిశోమావిత్యగ్నిశోమౌ తాభ్యామేవ ఏవాను అనుపశ్యతి పశ్యద్యగ్నిశోమౌ అగ్నిశోమా విశ్వా అగ్నిశోమావిత్యగ్నిశోమౌ ఇష్ట్వా సవితారం సవితారంజతి యజతి సవితృప్రసూదః సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూదః ఏవాను అనుపశ్యతి పశ్యతి సవితారం సవితారమిష్ట్వా ఇష్ట్వాదితిం అదితిం యజతి యజదీయం ఇయం వై వా అదితిః అదితిరస్యా అస్యామేవ ఏవ ప్రతిష్టాయ ప్రతిష్టాయాను ప్రతిష్టాయేది ప్రతిస్థాయ అనుపశ్యతి పశ్యత్యదితిమ్ అదితిమిష్ట్వా ఇష్ట్వా మారుతీ మారుతీమృజం వృషమను అన్వాహ ఆహమరుద మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవ విషం దేవ విషం ఖలు దేవ విషమితి దేవా విషం ఖలు వై వై కల్పమానం కల్పమానం మనుష్య విషం మనుష్య విషమను మనుష్య విషమితి మనుష్యా విషం అనుకల్పతే కల్పతే యత్ ఎన్మారుతీ మారుతీమృజం విషమన్వాహ అన్వాహ విషా అన్వాహేతి అనువాహ విషాంగ్లుప్త్యై క్లుప్త్యై బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది ప్రయాజవత్ ప్రయాజవదనూయాజం ప్రయాజవతి ప్రయాజావత్ అననూయాజం రాయణీయం అననూయాజమిత్యననూయాజం రాయణీయం కార్యం రాయణీయమిది ప్రాయణీయం కార్యమనూయాజవత్ అనూయాజవద ప్రయాజం అనూయాజవదిత్యనూయాజావత్ అప్రయాజముదయనీయం అప్రయాజమిత్యప్రయాజం ఉదయనీయమిది ఉదయనీయమిత్యుదయనీయం ఇతిమే ఇమే వై వై ప్రయాజాః ప్రయాజా అమీ ప్రయాజా ఇది ప్రయాజాః అమీ అనూయాజాః అమీ ఇత్యమీ అనూయాజాః సా అనూయాజా ఇత్యనూయాజాః సైవ ఏవ సా యజ్ఞస్య యజ్ఞస్య సంతతిః సంతతిస్తత్ సంతతిరిది సంతతిః తర్తథా తథా న కార్యం కార్యమాత్మా ఆత్మా వై వై ప్రయాజాః ప్రయాజా ఇది ప్రయాజాః ప్రజానూయాజాః ప్రజేతి ప్రజా అనూయాజాయత్ అనూయాజా ఇత్యనూయాజాః యత్ప్రయాజాన్ ప్రయాజానంతరియాత్ ప్రయాజానిది ప్రయాజాన్ అంతర్యాదాత్మానం అంతర్యాదిత్యంతః ఇయాద్ ఆత్మానమందః అంతర్యాద్ ఇయాద్యత్ యదనూయాజాన్ అనూయాజానంతరియాత్ అనూయాజానిత్యనూయాజాన్ అంతర్యాత్ ప్రజా అంతర్యాదిత్యంతః ఇయాద్ ప్రజామందః ప్రజామిది ప్రజా అంతర్యాద్ ఇయాద్యతః యదః ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య విదతస్య న విదతస్యే తదస్య న క్రియతే క్రియతే తత్ తదను అను యజ్ఞః యజ్ఞః పరా పరాభవతి భవతి యజ్ఞం యజ్ఞం పరాభవందం పరాభవందం యజమానః పరాభవందమిది పరాభవందం యజమానోను అనుపరా పరాభవతి భవతి ప్రయాజవత్ ప్రయాజవదేవ ప్రయాజవతిరి ప్రయాజావత్ ఏవానూయాజవత్ అనూయాజవత్రాయణీయం అనూయాజవదిత్యనూయాజావత్ రాయణీయం కార్యం రాయణీయమిది ప్రాయణీయం కార్యం ప్రయాజవత్ ప్రయాజవదనూయాజవత్ ప్రయాజవతిరి ప్రయాజావత్ అనూయాజవదుదయనీయం అనూయాజవదిత్యనూయాజావత్ ఉదయనీయన్న ఉదయనీయమిత్యుదయనీయం నాత్మానం ఆత్మానమంతరేతి అంతరేతి న అంతరేతీత్యంతః ఏతి న ప్రజా ప్రజాన్న ప్రజామిది ప్రజా న యజ్ఞః యజ్ఞః పరాభవతి పరాభవతి న పరాభవతీతి పరాభవతి న యజమానః యజమానః ప్రాయణీయస్య ప్రాయణీయస్య నిష్కాసే ప్రాయణీయస్యేతి ప్రాయణీయస్య నిష్కాస ఉదయనీయం ఉదయనీయమభి ఉదయనీయమిత్యుదయనీయం అభినిః నిర్వపతి వపతి సా సైవ ఏవ సా యజ్ఞస్య యజ్ఞస్య సంతతిః సంతతిర్యాః సంతతిరిది సంతతిః యాః ప్రాయణీయస్య ప్రాయణీయస్య యాజ్యాః ప్రాయణీయస్యేతి ప్రాయణీయస్య యాజ్యాయత్ యత్తాః తా ఉదయనీయస్య ఉదయనీయస్య యాజ్యాః ఉదయనీయస్యేత్యుదయనీయస్య యాజ్యాః కుర్యాద్ కుర్యాత్ ప్రాంగ పరాగమం అమున్ లోకం లోకమా ఆరోహేద్ రోహేత్ ప్రమాయుగః ప్రమాయుగః స్యాద్ ప్రమాయుగైరి ప్రమాయుగః స్యాద్యాః యాః ప్రాయణీయస్య ప్రాయణీయస్య ప్రోనువాక్యాః ప్రాయణీయస్యేది ప్రాయణీయస్య ప్రోనువాక్యాస్తాః ప్రోనువాక్యా ఇది పునః అనువాక్యాః తా ఉదయనీయస్య ఉదయనీయస్య యాజ్యాః ఉదయనీయస్యేత్యుదయనీయస్య యాజ్యాః కరోతి కరోత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టతిష్టతి కదృశ స వై వై సువర్ణీ సువర్ణీ చ సువర్ణీతి సువర్ణీ చాత్మరూపయో ఆత్మరూపయోరస్పర్ధేత ఆత్మరూపయోరిత్యాత్మరూపయో అస్పర్ధేత హంసా సా కద్రూ కద్రోః సువర్ణీ సువర్ణీమజయత్ సువర్ణీమితి సువర్ణీ అజయత్ సా సాబ్రవీత్ అబ్రవీత్ తృతీయస్యాం తృతీయస్యామితః ఇతో దివి దివి సోమ సోమస్తం తమా ఆహర హరతేన తేనాత్మానం ఆత్మానన్నిః నిష్క్రీణీష్వ క్రీణీష్వేతి ఇతీయం ఇయం వై వై కద్రూః కద్రూరసౌ అసౌ సువర్ణీ సువర్ణీ ఛందాగుంసి సువర్ణీతి సువర్ణీ ఛందాగుంసి సువర్ణేయాః సౌపర్ణేయా సాబ్రవీద్ అబ్రవీదస్మై అస్మై వై వై పితరౌ పుత్రాన్ పుత్రాన్ విభృత విభృతస్తృతీయస్యాం తృతీయస్యామిత ఇతో దివి దివి సోమ సోమస్తం తమా ఆహర అరతేన తేనాత్మానం ఆత్మానం నిష్క్రీణీష్ క్రీణీష్యేతి ఇది మా కద్రూ కద్రూరవోచత్ అవోచరితి జగతి జగత్యుత్ ఉదవదత్ అవదచతుర్దశాక్షరా చతుర్దశాక్షరా సతీ చతుర్దశాక్షరే చతుర్దశాక్షరా సతీ సా ప్రాప్య అప్రాప్యని అప్రాప్యేద్యప్రాప్య న్యవర్తత అవర్తత తస్యై ద్వే అక్షరే ద్వే ఇది ద్వే అక్షరే అమీయేతాం అక్షరే ఇత్యక్షరే అమీయేతాగుంసా సా పశుభిః పశుభిశ్చ పశుభిరితి పశుభిః దీక్షయా దీక్షయా చ ఆగచ్చత్ అగచ్చత్తస్మాత్ తస్మాజ్జగతి జగతి ఛందసాం ఛందసాం పశవ్యతమా పశవ్యతమా తస్మాత్ పశవ్యతమేది పశవ్యాతమా తస్మాత్ పశుమందం పశుమందం దీక్ష పశుమందమితి పశుమందం దీక్షోప ఉపనమతి నమతి త్రిష్టుక్ త్రిష్టుకుత్ ఉదపరత్ అపకర్ త్రయోదశాక్షరా త్రయోదశాక్షరా సతీ త్రయోదశాక్షరేది త్రయోదశాక్షరా సతీ సా ప్రాప్య అప్రాప్యని అప్రాప్యేత్యప్రాప్య న్యవర్తత అవర్తత తస్యై ద్వే అక్షరే ద్వే ఇది ద్వే అక్షరే అమీయేతాం అక్షరే ఇత్యక్షరే అమీయేతాగుంసా సా దక్షిణాభిః దక్షిణాభిశ్చ తపసా తపసా చ ఆగచ్చత్ అగచ్చత్తస్మాత్ తస్మాత్ త్రిష్టుభః త్రిష్టుభో లోకే మాధ్యందినే సవనే సవనే దక్షిణాః దక్షిణా నీయందే నీయంత ఏతత్ ఏతత్ ఖలు ఖలు వావ తపః తప ఇది ఇత్యాహుః ఆహుర్యః యస్వం స్వం దదాతి దదాతీతి ఇది గాయత్రీ గాయత్రిత్ ఉదపదత్ అపదచ్చతురక్షరా చతురక్షరా సతీ చతురక్షరేతి చతుః అక్షరా సత్యజయా అజయా జ్యోతిషా జ్యోతిషాదం తమస్యై అస్యా అజాభి అభ్యరుంధ అరుంధత తదజాయాః అజాయాజత్వం అజత్వం సా అజత్వమిద్యజత్వం సా సోమం సోమం చ ఆహరత్ అహరచత్వారి చత్వారి చ అక్షరాణి అక్షరాణి సాష్టాక్షరా అష్టాక్షరాసం అష్టాక్షరేద్యష్టాక్షరా సమపద్యత అపద్యత బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాద్ గాయత్రీ గాయత్రీ కనిష్టా కనిష్టా ఛందసాం ఛందసాం సతీ సతీ యజ్ఞముఖం యజ్ఞముఖం పరి యజ్ఞముఖమితి యజ్ఞాముఖం పరీయాయ ఇయాయేతి ఇది యత్ యదేవ ఏవాదః అదః సోమం సోమమాత్ ఆహరత్ అహరత్తస్మాత్ తస్మాద్యజ్ఞముఖం యజ్ఞముఖం వరి యజ్ఞముఖమితి యజ్ఞముఖం పర్యైత్ ఐత్తస్మాత్ తస్మాత్ తేజస్వినీతమా తేజస్వినీతమా పద్భ్యాం తేజస్వినీతమేది తేజస్వినీతమా పద్భ్యాం ద్వే పద్భ్యామితి పదుర్భ్యాం ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే సమగృహాత్ సవనే ఇది సవనే సమగృహాన్ముఖేన సమగృహాది సమగృహాత్ ముఖేనైకం ఏకయ్యత్ యన్ముఖేన ముఖేన సమగృహాత్ సమగృహాత్త సమగృహాది సమగృహాత్ తదసయత్ అధయత్తస్మాత్ యస్మాద్వే ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే శుక్రవతీ సవనే ఇది సవనే శుక్రవతీ ప్రాతసవనం శుక్రవతీ శుక్రావతీ ప్రాతసవనం చ రాజసవనమితి ప్రాత సవనం సమాధ్యంగినం మాధ్యంగినం చతస్మాత్ తస్మాత్ తృతీయసవనే తృతీయసవనరుజీషం తృతీయసవన ఇది తృతీయసవనే ఋజీషమభి అభిషుణ్వంతి శృణ్వంతి ధీతం ధీతమివ ఇవ హి మన్యంతే మన్యంత ఆశిరం ఆశిరమవ అవనయతి నయతి సశుక్రత్వాయ సశుక్రాయ సో సశుక్రత్వాయేతి సశుక్రత్వాయ అథోసం అథోరీత్యసో సంభరతి భరందేవ ఏవైనత్ ఏనత్తం తగం సోమం సోమమాహ్రియమాణం ఆహ్రియమాణం గంధర్వః ఆహ్రియమాణమిత్యాహ్రియమాణం గంధర్వో విశ్వావసో విశ్వావసో పరి విశ్వావసురి విశ్వావసో పర్యముష్ణాద్ అముష్ణాత్ సహ సతిస్రః తిస్రో రాత్రీః రాత్రేః పరిముషితః పరిముషితోవసత్ పరిముషిత ఇది పరిముషితః అవసత్తస్మాద్ తస్మాత్ తిస్రః తిస్రో రాత్రీః రాత్రీః క్రీతః క్రీత సోమ సోమో వసతి వసతి దేవాబ్రువన్ అబ్రువన్ శ్రీరామా శ్రీరామా వై శ్రీరామా ఇది శ్రీరామ వై గంధర్వా గంధర్వా స్త్రియా స్త్రియామి నిష్క్రీణామ క్రీణామేతి ఇది వాచం వాచగ్రస్త్రియం స్త్రియమేకహాయనీ ఏకహాయనీ కృత్వా ఏకహాయనీమిత్యేకహాయనీ కృత్వా తయా తయాని నిరక్రీణన్ అక్రీణన్ సా రోహిత్ రోహిద్రూపం రూపం కృత్వా కృత్వా గంధర్వేభ్యో అవక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టత్ తద్రోహిత రోహితో జన్మ జన్మతే ఏ దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నప అపయుష్మద్ యుష్మదక్రమీద్ అక్రమీన్న నాస్మాన్ అస్మానుపావర్తతే ఉపావర్తతేవి ఉపావర్తతేవర్తతే విహ్వయామహై ప్రయామహ ఇది ఇది బ్రహ్మ బ్రహ్మ గంధర్వా గంధర్వా అవదన్ అవదన్నగాయన్ గాయన్ దేవాన్ దేవాన్ గాయత గాయత ఉపావర్తత ఉపావర్తతస్మాద్ ఉపావర్తతేవా ఆవర్తత తస్మాద్గాయంతం గాయంతగ్ స్త్రియ స్త్రియ కామయంతే కామయంతే కాముకా కాముకాయనం ఏనగ్య స్త్రియ స్త్రియోభవంతి భవంతి య ఏవం ఏవం వేద వేదాథో అథోయ అథో ఇత్యథో ఏవం ఏవం విద్వాన్ విద్వానపి అపి జన్యేషు జన్యేషు భవతి భవతి తేభ్య ఏవ దది దదత్యుత ఉదయద్బహుదయా బహుదయా భవంతి బహుదయా ఇది బహుదయా భవంతేకహాయన్యా ఏకహాయన్యా క్రీణాది ఏకహాయన్యేత్యేకాహాయన్యా క్రీణాది వాచా వాచైవ ఏవైనం ఏనకం సర్వయా సర్వయా క్రీణాది క్రీణాది తస్మాత్ తస్మాదేకహాయనా ఏకహాయనా మనుష్యా ఏకహాయనా ఇత్యేకాహాయనా మనుష్యా వాచం వాచం వదంది వదంత్యకూటయా అకూటయా కర్ణయా అకర్ణయా కానయా అకానయా శ్లోణయా అశ్లోణయా సప్తశభయా అసప్తశభయా క్రీణాది అసప్తశభయేత్యసప్తాశభయా క్రీణాది సర్వయా సర్వైవ ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది యచ్చేతయా శ్వేతయా క్రీణీయాద్ క్రీణీయాద్ దుశ్చర్మాః దుశ్చర్మా యజమానః దుశ్చర్మేతి దుహోచర్మాః యజమానః స్యాద్ స్యాద్యత్ యత్కృష్ణయాః కృష్ణయా నుస్తరణీ అనుస్తరణీ స్యాద్ అనుస్తరణీత్యనుస్తరణీ స్యాత్ ప్రమాయుకః ప్రమాయుకో యజమానః ప్రమాయుకైతి ప్రామాయుకః యజమానః స్యాద్ స్యాద్యత్ యద్విరూపయా ద్విరూపయా వార్త్రఘ్నీ ద్విరూపయేతి ద్విరూపయా వార్త్రఘ్నీ స్యాద్ వార్త్రఘ్నేతి వార్త్రాఘ్నీ స్యాత్ సః స వా వాణ్యం అన్యం జినీయాద్ జినీయాత్ తమ్ తమ్ వా వాణ్యః అన్యో జినీయాద్ జినీయాదరుణయా అరుణయా పింగాక్ష్యా పింగాక్ష్యా క్రీణాది పింగాక్ష్యేతి పింగాక్ష్యా క్రీణాద్వేతద్ ఏతద్వై వై సోమస్య సోమస్య రూపం రూపగ్రస్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా క్రీణాది క్రీణాదీతి క్రీణాది తద్భిరణ్యం హిరణ్యమభూత్ అభవత్తస్మాత్ తస్మాదర్భ్య అర్భ్యో హిరణ్యం అర్భ్యభ్య హిరణ్యం వృణందే వృణందిర్బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాదనశ్రియేణ అనశ్రియేణ ప్రజా ప్రజా ప్రవీయంతే ప్రజా ఇది ప్రజా ప్రవీయంతే స్థన్వదీ ప్రవీయంతే ఇది ప్రావీయంతే అస్థన్వదీర్జాయంతే అస్థన్వదీరిత్యస్థన్వదీ జాయంత ఇది యద్ధిరణ్యం హిరణ్యం ఘతే ఘతే వధాయ అవధాయ జుహోతి అవధాయేత్యవధాయ జుహోతి తస్మాత్ తస్మాదనస్తికేన అనస్తికేన ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రవీయందే గీయందే స్థన్వదీ అస్థన్వదీర్జాయందే అస్థన్వదీరిత్యస్థన్వదీ జాయంత ఏతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియం ప్రియం ధామ ధామయత్ యద్ఘృతం ఘృతం తేజః తేజో హిరణ్యం హిరణ్యమియం ఇయమ్ తే శుక్ర శుక్రతనో తనోరిదం ఇదం వర్చ వర్చ ఇది ఇత్యాహ ఆహ సతేజసం సతేజసమేవ సతేజసమితి సా తేజసం ఏవైనం ఏనగుం సతనం సతనం కరోతి సతనమితి సాధనం కరోత్యథో అథోసం అథో విద్యసో సంభరతి భరత్యేవ ఏవైనం ఏనయ్యద్ధం అబద్ధమవద్యాద్ అవద్యాద్గర్భాహ అవద్యాదిత్యవాదద్యాద్ గర్భా ప్రజానాం ప్రజానాం రాపాతుకాః ప్రజానామితి ప్రజానాం రాపాతుకా స్యుః రాపాతుకాపరాపాతుకాః స్యుర్బద్ధం బద్ధమవ అవదధాది దధాది గర్భాణాం గర్భాణాం ధృత్యై ధృత్యై నిష్టర్క్యం నిష్టర్క్యం బధ్నాది బధ్నాది ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామితి ప్రజానాం ప్రజననాయ వాగ్ ప్రజననాయేతి ప్రజననాయ వాగ్వై వా ఏషా ఏషా యత్ యత్సోమక్రయణీ సోమక్రయణీ జూః సోమక్రయణీతి సోమాక్రయణీ జూరసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసా జవతే జవతే తత్ తద్వాచా వాచా వదతి వదతి ధృతా ధృతా మనసా మనసేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి వాగ్ వాగ్ధృతా ధృతా జుష్టా జుష్టా విష్ణవే విష్ణవైతి ఇత్యాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞాయ యజ్ఞానైవ ఏవైనాం ఏనాం జుష్టాం జుష్టాం కరోతి కరోతి తస్యాః తస్యాస్తే తే సత్యసవసః సత్యసవసః ప్రసవే సత్యసవసమితి సత్యాసవసః ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ సవితృప్రసూతాం సవితృప్రసూతామేవ సవితృప్రసూతామితి సవితృప్రసూతాం ఏవాచం వాచమవ అమరుంధే రుంధే కాండే కాండే కాండే కాండే వై కాండే కాండే కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి విఘాగుంసంది విఘాగుంసంకేష ఏష ఖలు ఖలు వై వా అరక్షోహత అరక్షోహత పంథాహ అరక్షోహత ఇత్యరక్షాహత పంథాయ యోగ్నే అగ్నేశ్చ సూర్యస్య సూర్యస్య చ సూర్యస్య సూర్యస్య చక్షు చక్షురా ఆరుహం అరుహమగ్నే అగ్నేరక్ష్ణ అక్ష్ణ కనీనికా కనీనికామితి ఇత్యాహ ఆహయ యదేవ ఏవారక్షోహత అరక్షోహత పంథాహ అరక్షోహత ఇత్యరక్షాహ పంథాస్తం తగుం సమారోహతి సమారోహతి వాగ్ సమారోహతీతి సమ్ ఆరోహతి వాగ్వై వా ఏషా ఏషా యత్ యత్సోమక్రయణీ సోమక్రయణీ చిత్ సోమక్రయణీతి సోమాక్రయణీ చిరసి అసి మనా మనాసి అసీతి ఇత్యాహ ఆహ శాస్తి శాస్త్యేవ ఏవైనాం ఏనామేతద్ ఏతత్తస్మాద్ తస్మాద్ శిష్టాః శిష్టాః ప్రజాః ప్రజా జాయందే ప్రజాయి ప్రజాః జాయందే చిత్ చిదసి అసీతి ఇత్యాహ ఆహ యత్ యద్ధి హి మనసా మనసా చేతయతే చేతయతేతత్ తద్వాచా వాచా వదతి వదతి మనా మనాసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీత్యభిగచ్చతి తద్గరోతి కరోతి ధీ ధీరసి అసీతి ఇత్యాహ ఆహయత్ యద్ధి హి మనసా మనసా ధ్యాయతి ధ్యాయతి తత్ తద్వాచా వాచా వదతి వదతి దక్షిణా దక్షిణాసి అసీతి ఇత్యాహ ఆహ దక్షిణా దక్షిణా హి హ్యేషా ఏషా యజ్ఞయా యజ్ఞయాసి అసీతి ఇత్యాహ ఆహ యజ్ఞయాం యజ్ఞయామేవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి క్షత్రియా క్షత్రియాసి అసీతి ఇత్యాహ ఆహ క్షత్రియా క్షత్రియా హి హ్యేషా ఏషాదితిః అదితిరసి అస్యుభయదశీర్ష్ణే ఉభయదశీర్ష్ణేతి ఉభయదశీర్ష్ణేత్యుభయదః శీర్ష్ణే ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాదిత్యః ఆదిత్యః ప్రాయణీయః ప్రాయణీయో యజ్ఞానాం ప్రాయణీయైతి ప్రాయణీయః యజ్ఞానామాదిత్యః ఆదిత్య ఉదయనీయః ఉదయనీయస్తస్మాద్ ఉదయనీయ ఇత్యుదయనీయః తస్మాదేవం ఏవమాహ ఆహయత్ యదబద్ధా అబద్ధా స్యాద్ స్యాదయత అయతా స్యాద్ స్యాద్యత్ యత్పతిబద్ధా పతిబద్ధా నస్తరణీ పతిబద్ధేతి పతిబద్ధా అనుస్తరణీ స్యాద్ అనుస్తరణీత్యనుస్తరణీ స్యాత్ ప్రమాయుక ప్రమాయుకో యజమాన ప్రమాయుకైరి ప్రమాయుక యజమాన స్యాద్ స్యాద్యత్ యత్కర్ణగృహీత కర్ణగృహీత వార్త్రఘ్ని కర్ణగృహీతేతి కర్ణగృహీత వార్త్రఘ్ని స్యాద్ వార్త్రఘ్నేతి వార్త్రాఘ్నే స్యాత్స స వాణ్యం అన్యంజనీయాద్ జనీయాద్ తమ్ వా వాణ్య అన్యోజనీయాద్ జనీయాన్ మిత్ర మిత్రస్వా పాపది పదిబధ్నాదు బధ్నాది ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానాం దేవానాం తేన తేనైవ ఏవైనా ఏనాం పది పదిబధ్నాది బధ్నాది పూషా పూషాధ్వన అధ్వన పాదు పాతిది ఇత్యాహ ఆహేయం ఇయం వై వై పూషా పూషే మాం ఇమామేవ ఏవాస్యాహ అస్యాధిపా అధిపామక అధిపామిత్యధిపాం అకస్యమష్ట్యై సమష్ట్యా ఇంద్రాయ సమష్ట్యా ఇది సాం అష్ట్యై ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయేతి అధ్యక్షాయేత్యధిక్షాయ ఇత్యాహ ఆహేంద్రం ఇంద్రమేవ ఏవాస్యాహ అస్యా అధ్యక్షం అధ్యక్షం కరోతి అధ్యక్షమిత్యధిక్షం కరోత్యను అనుత్వా త్వా మాత మాతామన్యతాం మన్యతామను అనుపిత పితేతి ఇత్యాహ ఆహానుమతయా అనుమతయైవ అనుమతయేతిలోమతయా ఏవైనయా ఏనయా క్రీణాతి క్రీణాతి సా దేవి దేవి దేవం దేవమచ్చ అచ్చేహి ఇహీతి ఇత్యాహ ఆహ దేవీ దేవీ ఏషా ఏషా దేవ దేవ సోమ సోమ ఇంద్రాయ ఇంద్రాయ సోమం సోమమిది ఇత్యాహ ఆహేంద్రాయ ఇంద్రాయ హి సోమ సోమ ఆహ్రియతే ఆహ్రియతే ఆహ్రియత ఇత్యాహ్రియతే యదేతత్ ఏతద్విదు యదుర్న న బ్రూయాత్ బ్రూయాత్ పరాచీ పరాచ్యేవ ఏవ సోమక్రయణీ సోమక్రయణీయాద్ సోమక్రయణీతి సోమాక్రయణీ యాద్రుద్ర రుద్రస్వా త్వా ఆవర్తయతు వర్తయత్రి ఇత్యాహ ఆహ రుద్ర రుద్రో వై వై క్రూర క్రూరో దేవానాం దేవానాందం తమేవ ఏవాస్యై అస్యై పరస్తాద్ పరస్తాద్ది దావృత్తి ఆవృత్తి క్రూరం ఆవృత్యావృత్తి క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ యద్రుద్రస్య రుద్రస్య కీర్తయతి కీర్తయతి మిత్రస్య మిత్రస్య పథా పథేతి ఇత్యాహ ఆహ శాంతి శాంతి వాచా వాచా వై వా ఏష ఏష వి విక్రీణీతే క్రీణీతే యః యస్ సోమక్రయణ్యా సోమక్రయణ్యా స్వస్తి సోమక్రయణ్యేతి సోమాక్రయణ్యా స్వస్తి సోమసఖా సోమసఖా పునః సోమసఖేతి సోమాసఖా పునరా ఏహి ఇహి సహ సహ రయ్యా రయ్యేతి ఇహ్యాహ ఆహ వాచ వాచైవ ఏవ విక్రీయ విక్రీయ పునః విక్రీయేతి విక్రీయ పునరాత్మన్ ఆత్మన్ వాచం వాచం ధర్తే ధర్తేనుపదాసు అనుపదాసుకాస్య అనుపదాసుకేద్యనుపదాసుకాః అస్య వాగ్ వాగ్భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదేతి వేద షట్పదాని పదాన్యను అనుని నిక్రామతి రామతి షడహం షడహం వాక్ షడహమితి షడ్ అహం వాంగ్ నాతి అతివదతి వదద్యుత ఉత సంవత్సరస్య సంవత్సరస్యాయనే సంవత్సరస్యేతి సంవత్సరస్య అయనే యావతి యావత్యేవ ఏవ వాక్ వాక్తాం తామవ అవరుంధే రుంధే సప్తమే సప్తమే పదే పదే జుహోతి జుహోతి సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేతి సప్తాపదా శక్వరీ పశవ పశవ శక్వరీ శక్వరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా పశవ పశవ సప్త సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్త ఛందాగంసి ఛందాగస్య భయస్య ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై వస్యై అవరుద్ధ్యావరుద్ధ్యై వస్యసి అసి రుద్ర రుద్రాసి అసీతి ఇత్యాహ ఆహ రూపం రూపమేవ ఏవాస్యాహ అస్యా ఏతత్ ఏతన్మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే బృహస్పతి వ్యాజష్ట ఇది వి ఆజష్టే బృహస్పతిస్వా వా సుమ్నే సుమ్నేరణ్వదు రణ్వద్ది ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే రుద్ర రుద్రో వసుభిః వసుభిరా వసుభిరితి వసుభిః ఆచికేతు చికేతి ఇత్యాహ ఆహావృత్తి ఆవృత్తే పృథివ్యా ఆవృత్యా ఇత్యావృత్తి పృథివ్యా స్వా మూర్ధన్ ఓర్ధన్న ఆదిధర్మి ఇధర్మి దేవయజనే దేవయజన ఇది దేవయజన ఇది దేవాయజనే ఇత్యాహ ఆహ పృథివ్యా పృథివ్యాహి ఏషమోర్ధ మోర్ధాయత్ యద్దేవయజనం దేవయజనమిడాయా దేవయజనమితి దేవాయజనం ఇడాయా పదే పద ఇది ఇత్యాహ ఆహేడాయై ఇడాయై ఏతత్ ఏతత్పదం పదం యత్ యత్సోమక్రయణ్యే సోమక్రయణ్యే ఘృతవతి సోమక్రయణ్యాది సోమక్రయణ్యే ఘృతవతి స్వాహ ఘృతవతి ఘృతవతి స్వాహేతి ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాస్యై అస్యై పదాత్ పదాద్ఘృతం ఘృతమపేడ్యత అపేడ్యత తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహయత్ యదద్ధర్యో అద్ధర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహయాత్ ఆహుతిమిత్యాహుతిం జుహయాదంధ అంధోధ్వర్యో అధ్వర్యు స్యాత్ స్యాద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగుంహన్యుః అన్యురహిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నిపతి అగ్నిపత్యేవ అగ్నిపతీత్యగ్నిపతి ఏవ జుహోతి జుహోతిన నాంధ అంధోధ్వర్యుః అధ్వర్యుర్భవతి భవతి న యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది ఘంది కాండే కాండే కాండే కాండే వై కాండే కాండే కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంది పరిలిఖితం పరిలిఖితం రక్ష పరిలిఖితమితి పరిలిఖితం రక్ష పరిలిఖితా పరిలిఖితా అరాతయ పరిలిఖితా ఇది పరిలిఖితా అరాతయ ఇది ఇత్యాహ ఆహ రక్షసా రక్షసామపహత్యై అపహత్యాదిదం అపహత్యా ఇత్యపహత్యై ఇదమహం అహగం రక్షస రక్షసో గ్రీవాహ గ్రీవాపి అపి కృందామి కృందామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ శవయం వయం ద్విష్మ ద్విష్మ ఇది ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌయం ఎంచ చైవ ఏవ ద్వేష్టి ద్వేష్టియః యశ్చ చైనం ఏనం ద్వేష్టి ద్వేష్టితయోః తయోరేవ ఏవానందరాయం అనందరాయం గ్రీవాః అనందరాయమిత్యనందహాయం గ్రీవాః క్రందతి క్రందతి పశవః పశవో వై వై సోమక్రయణ్యే సోమక్రయణ్యే పదం సోమక్రయణ్యా ఇది సోమక్రయణ్యే పదం యావద్మూతం యావత్మూతకం సం యావద్మూతమితి యావద్మూతం సంవపది అపది పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే స్మే అస్మే రాయ అస్మేత్యస్మే రాయ ఇది సం సంవపది అపద్యాత్మానం ఆత్మానమేవ ఏవాధ్వర్యుః అధ్వర్యుః పశుభ్యః పశుభ్యో న పశుభ్యేతి పశుభ్యః నాంతః అంతరేతి ఏది త్వే త్వే రాయః త్వేది త్వే రాజైతి ఇది యజమానాయ యజమానాయ ప్రయచ్చతి యచ్చతి యజమానే యజమాన ఏవ రయిం రయిం దధాతి దధాతి తోతే తోతే రాజః రాజ ఇది ఇది పత్నియై పత్న్యా అర్ధః అర్ధో వై వా ఏషః ఏష ఆత్మనః ఆత్మనో యత్ యద్వద్నీ పద్నీరసా యథా గృహేషు గృహేషు నిధత్తే నిధత్తే తాదృగ్ నిధత్త ఇది నిధత్తే తాదృగేవ ఏవ తత్ష్టీమతి త్వష్టీమతీతే తే సపేజ సపేజేతి ఇత్యాహ ఆహ త్వష్టా త్వష్టా వై వై పశూనా పశూనాం మిథునానాం మిథునానాగం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమేవ ఏవ పశుషు పశుషు దాది దాత్యస్మై అస్మై వై వై లోకాయ లోకాయ గార్హపత్యః గార్హపత్యా గార్హపత్యైతి గార్హపత్యః ఆధీయతే ధీయతేముష్మై అముష్మా ఆహవనీయ ఆహవనీయో యత్ ఆహవనీయ ఇత్యాహవనీయ యద్గార్హవర్తే గార్హవద్య ఉపవపేత్ గార్హవర్తేతి గార్హవద్యే ఉపవపేదస్మిన్ ఉపవపేదిత్యుపవపేర్ అస్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమాన్ని పశుమాన్ స్యాద్విర్ యదాహవనీయే ఆహవనీయేముష్మిన్ ఆహవనీయ ఇత్యాహవనీయే అముష్మిన్ లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానిది పశుమాన్ స్యాద్భయో ఉభయోరుప ఉప ఉపది ఉపత్భయో ఉభయోరేవ ఏవైనం ఏనం లోకయో లోకయో పశుమందం పశుమందం కరోతి పశుమందమిది పశుమందం కరోతీతి కరోతి బ్రహ్మవాదినో వదంతే బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదినః వదంతి విచిత్ర విచిత్ర సోమా విచిత్ర ఇతి విచిత్ర సోమా విచిత్ర విచిత్యాచిత్యాచిత్యాది సోమ సోమో వి ఓషధీనా ఓషధీనాగం రాజా రాజా తస్మిన్యదాపన్నం ఆపన్నం గ్రసితం ఆపన్నమిత్యాపన్నం గ్రసితమేవ ఏవాస్య తద్విచిన్యాద్యథా విచిన్యాద్ ఆ సద్గ్రసితం గ్రసితం నిష్ఖిదతి నిష్ఖిదతి తావృగ్ నిష్ఖిదతీతి నిహిఖిదతి తావృగేవ ఏ తద్న్న విచినుయాద్ విచినుయాద్యథా విచినుయాది విచినుయాద్ యథాక్షణ్య అక్షణ్ణాపన్నం ఆపన్నం విధావతి ఆపన్నమిత్యాపన్నం విధావతి తాదృగ్ విధావతీతి విధావతి తాదృగేవ ఏ తత్క్షోధుక క్షోధుకోద్ధర్యో ధర్యు స్యాత్ స్యాత్క్షోధుక క్షోధుకో యజమాన యజమాన సోమ విక్రయన్ సోమ విక్రయన్ సోమం సోమ విక్రయన్ సోమా విక్రయన్ సోమగుం శోధయ శోధయతి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్యది యదీతరం ఇతరమిది యదీతరం ఇతరముభయేన ఉభయేనైవ ఏవ సోమ విక్రయణం సోమ విక్రయణమర్పయతి సోమ విక్రయణమిది సోమా విక్రయణం అర్పయతి తస్మాత్ తస్మాత్ సోమ విక్రయీ సోమ విక్రయీ క్షోధుక సోమ విక్రయీ సోమా విక్రయీ క్షోధుకోరుణ అరుణోహ అస్మా స్వాహ ఆహోపవేశి ఉపవేశి సోమక్రయణే ఉపవేశిత్యోపవేశి సోమక్రయణ ఏవ సోమక్రయణ ఇది సోమక్రయణే ఏవాహం అహం తృతీయ సమనం తృతీయ సమనమవ తృతీయ సమనమితి తృతీయ సమనం అవరుంధే రుంధైతి ఇది పశూనా పశూనా చర్మన్ చర్మన్ విమీతే విమీతే పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే పశవ పశవో హి తృతీయం తృతీయం సమనం సమనం ఇదం కామయేత కామయేత పశు అపశు స్యాత్ స్యాది ఇత్రక్షరక్షరస్తమీత ఇమీతాక్షం రక్షం వై వా అపశవ్యం అపశవ్యం పశు అపశురేవ ఏవతి భవతియేత కామయేత పుష్మాన్ పుష్మాన్ స్యాత్ పుష్మాది పుష్మాన్ సది లోమత లోమతస్తమీత ఇమీతై వై పశూనా పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానేవ పశుమానది పశుమాన్ అపామందే మందే క్రీణాది క్రీణాది సరసం సరసమేవ సరసమితి సారసం ఏవైనం ఏనం క్రీణాది క్రీణాత్యమాద్య అమాత్యోసి అసీతి ఇత్యాహ ఆహామా అమైవ ఏవైనం ఏనం గురుతే కురుతే శుక్ర శుక్రస్తే తే గ్రహ గ్రహ ఇది ఇత్యాహ ఆహ శుక్ర శుక్రో హి హ్యస్య అస్య గ్రహ రహోనస ఆనసాచ్ఛ అచ్ఛయాది యాది మహిమానం మహిమానమేవ ఏవాస్య అస్యాచ్ఛ అచ్ఛయాది యాత్యనస ఆనసాచ్ఛ అచ్ఛయాది యాది తస్మాత్ తస్మాదనో బాహ్యం అనోబాహ్యకం సమే అనోబాహ్యమిత్తన బాహ్యం సమే జీవనం జీవనం ఎత్ర ఖలు ఖలు వై వా ఏతం ఏతకం శీర్షా శీర్షా హరంది హరంది తస్మాత్ తస్మాచ్చీర్షహార్యం శీర్షహార్యం గిరౌ శీర్షహార్యమిది శీర్షహార్యం గిరౌ జీవనం జీవనమభి అభిత్యం కేంద్రేవం దేవకం సవితారం సవితారమితి ఇత్యదిచ్ఛందస అతిచ్ఛందసర్చ అతిచ్ఛందసేత్యది ఛందస విచామిమీతే మీతే తిచ్ఛందాతిఛందా వై అతిఛందా ఇత్యది ఛందా వై సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వేభిః సర్వేభిరేవ ఏవైనం ఏనం ఛందోభిః ఛందోభిర్మిమీతే ఛందోభిర్ఛందాభిః మీతే వర్ష్మ వర్ష్మ వై వా ఏషా ఏషా ఛందస ఛందసాన్యత్ యదతిఛందా అతిఛందా యత్ అతిఛందా ఇత్యది ఛందా యదతిఛందస అతిఛందసర్చ అతిఛందసేత్యది ఛందస రచామిమీతే మిమీతే వర్ష్మ వర్ష్మైవ ఏవేయం ఏనగుం సమానానాం సమానానాం కరోతి కరోత్యేకైకయా ఏకైకయోత్సర్గం ఏకైకయేత్యేకయా ఏకయః ఉత్సర్గం మిమీతే ఉత్సర్గమిత్యుత్సర్గం మిమేతే యాతయామ్నియాయాతయామ్నియా అయాతయామ్నియాయాతయామ్నియైవ అయాతయామ్నియాయాతయామ్నియేత్యయాతయామ్నియా అయాతయామ్నియః ఏనం ఏనం విమీతే విమీతే తస్మాత్ తస్మాన్నానావీర్యా నానావీర్యా అంగులయ నానావీర్యా ఇది నానావీర్యా అంగులయ సర్వాసు సర్వాస్వంగుష్ఠం అనంగుష్ఠముప ఉపని నిగృహాతి గృహాతి తస్మాత్ తస్మాత్ సమావద్వీర్య సమావద్వీర్యోన్యాభి సమావద్వీర్య సమావద వీర్య అన్యాభిరంగులిభి అంగులిభిస్తస్మాత్ అంగులిభిరిత్యంగులిభి తస్మాత్ సర్వాః సర్వా అను అనుసం సంచరతి చరతి యత్ యత్ సః సః సర్వాభిః సర్వాభిర్మిమీత మిమీత సర్గశ్లిష్టాః సర్గశ్లిష్టా అంగులయః సర్గశ్లిష్టా ఇతి సంశ్లిష్టాః అంగులయో జాయేరన్ జాయేరన్నేకైకయా ఏకైకయోత్సర్గం ఏకైకయేత్యేకయా ఏకయా ఉత్సర్గం మిమీతే ఉత్సర్గమిత్యదుసర్గం మిమీతే తస్మాత్ తస్మాద్ విభక్తాః విభక్తా జాయంతే విభక్తా ఇది విభక్తాః జాయంతే పంచ పంచ కృత్వః కృత్వో యజుషా యజుషా మిమీతే మిమీతే పంచాక్షరా పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరాః పంక్తిః పాంగః పాంగో యజ్ఞః యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే పంచ పంచ కృత్వః కృత్వస్తూష్ణీం తూష్ణీం దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే యద్యజుషా యజుషా మిమీతే మిమీతే భూతం భూతమేవ ఏవావ అవరుంధే రుంధే యత్తూష్ణీం తూష్ణీం భవిష్యత్ భవిష్యద్వై వై తావాన్ తావానేవ ఏవ సోమ సోమ స్యాత్ స్యాద్యావంతం యావంతం మిమీతే మిమీతే యజమానస్య యజమానస్యైవ ఏవ స్యాత్ స్యాన్నాపి నాపి అపి సదస్యానాం సదస్యానాం ప్రజాభ్యః ప్రజాభ్యస్త్వా ప్రజాభ్యరి ప్రజాభ్యః ప్రేతి ఇత్యుప ఉపసం సమూహతి ఊహతి సదస్యాన్ సదస్యానేవ ఏవాన్వాభజతి అన్వాభజతి వాససా అన్వాభజతేత్యనుమాభజతి వాససోప ఉపనహ్యతి నహ్యతి సర్వదేవత్యం సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాసః వాసః సర్వాభిః సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిస్సం సమర్థయతి అర్థయతి పశవః పశవో వై వై సోమ సోమ ప్రాణాయ ప్రాణాయత్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వేతి ఇత్యుప ఉపనశ్యతి నశ్యతి ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవ పశుషు పశుషు దధాతి దధాతి వ్యానాయ వ్యానాయత్వా వ్యానాయేతి వీనాయ త్వేతి ఇత్యను అనుశృంధతి శృంధతి వ్యానం జ్ఞానమేవ వ్యానమితి వి అనం ఏవ పశుషు పశుషు దాది దాది తస్మాత్ తస్మాత్ స్వబంధం స్వబంధం ప్రాణాః ప్రాణాన ప్రాణాది ప్రాణాః న జహతి జహతీతి జహతి యత్ కలయా కలయా తే శఫేన శఫేన తే క్రీణాని క్రీణానీతి ఇది పణేత పణేతాగో అర్ఘం అగో అర్ఘం సోమాత్ అగో అర్ఘమిత్యగో అర్ఘం సోమం కుర్యాత్ కుర్యాదగో అర్ఘం అగో అర్ఘం యజమాన అగో అర్ఘమిత్యగో అర్ఘం యజమానమగో అర్ఘం అగో అర్ఘమధ్వర్యం అగో అర్ఘమిత్యగో అర్ఘం అధ్వర్యం గో గోస్తు మహిమానం మహిమానన్న నావ అవతిరేత్ తిరేద్గవా గవాకే తే క్రీణామి క్రీణానీతి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్ గో అర్ఘం గో అర్ఘమేవ గో అర్ఘమితి గో అర్ఘం ఏవ సోమం సోమం కరోతి కరోతి గో అర్ఘం గో అర్ఘం యజమానం గో అర్ఘమితి గో అర్ఘం యజమానం గో అర్ఘం గో అర్ఘమధ్వర్యం గో అర్ఘమితి గో అర్ఘం అధ్వర్యున్న గో గోర్మహిమానం మహిమానమవ అవతిరతి తిరత్యజయా అజయా క్రీణాది క్రీణాది సతపసం సతపసమేవ సతపసమితి సా తపసం ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది హిరణ్యేన హిరణ్యేన క్రీణాది క్రీణాది సశుక్రం సశుక్రమేవ సశుక్రమితి సా శుక్రం ఏవైనం ఏనం క్రీణాది క్రీణాది ధేన్వా ధేన్వా క్రీణాది క్రీణాది సాశిరం సాశిరమేవ సాశిరమితి సా ఆశిరం ఏదం ఏనం క్రీణాతి క్రీణాతిషభేణ ఋషభేణ క్రీణాతి క్రీణాతి సేంద్రం సేంద్రమే సేంద్రమితి సా ఇంద్రం ఏదైనం ఏనం క్రీణాతి క్రీణాత్యనడుహా అనడుహా క్రీణాతి క్రీణాతి వన్నే వన్నిర్వై వా అనడ్వాన్ అనడ్వాన్ వన్నినా వన్నినైవ ఏవన్ని వన్నియజ్ఞస్య యజ్ఞస్య క్రీణాతి క్రీణాతి మిథునాభ్యాం మిథునాభ్యాం క్రీణాతి క్రీణాతి వాసస్య మిథునస్యావరుద్ధి అవరుద్ధ్యై వాసస అవరుద్ధ్యారిత్యవరుద్ధ్యై వాసస క్రీణాతి క్రీణాతి సర్వదేవత్యం సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాస వాస సర్వాభ్య సర్వాభ్యవైనం ఏనం దేవతాభ్య దేవతాభ్య క్రీణాతి క్రీణాతి దశ దశసం సంపద్యందే పద్యందే దశాక్షర దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాడి విరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాజి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిదన్నాద్యం అపరుంధే రుంధే తపస తపసస్తనోః అనోరసి అసి ప్రజాపతే ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేరవి ప్రజాపతే వర్ణ ఇది ఇత్యాహ ఆహ పశుభ్యః పశుభ్య ఏవ పశుభ్యరితి పశుభ్యః ఏవ తదధ్వర్యుః అధ్వర్యుర్ని నిన్నులే ఆత్మన ఆత్మనో నాభ్రస్కాయ అనాభ్రస్కాయ గచ్చతి అనాభ్రస్కాయేత్యనాభ్రస్కాయ గచ్చతి శ్రియం శ్రియం ప్రపశూన్ పశూనాత్మోది ఆత్మోదియ ఏవం ఏవం వేద వేద శుక్రం శుక్రం దేహే ఏ శుక్రేణ శుక్రేణ క్రీణామి క్రీణామీతి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతద్దేవాః దేవా వై వైయేన ఏన హిరణ్యేన హిరణ్యేన సోమం సోమమక్రీణన్ అక్రీణన్ తదభీషః అభీషః పునః అభీషహేత్యభీస పునరా ఆదదద అదదతర కోహి హితేజసా తేజసా విక్రేష్యతే విక్రేష్యతీ విక్రేష్యతీ విక్రేష్యతే ఇదియేన ఏన హిరణ్యేన హిరణ్యేన సోమం సోమం క్రీణీయాత్ క్రీణీయాత్ తదభీషః అభీషః పునః అభీషహేత్యభీస పునరా ఆదీత దీత తేజ తేజ ఏవామన్ ఆత్మన్ ధత్తే ధత్తే అస్మే అస్మే జ్యోతి అస్మేత్యస్మే జ్యోతి సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమ సోమవిక్రయిణీతి సోమావిక్రయిణి తమ ఇది ఇత్యాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవ యజమానే యజమానే దధాతి దధాతి తమసా తమసా సోమవిక్రయణం సోమవిక్రయణమర్పయతి సోమవిక్రయణమితి సోమావిక్రయణం అర్పయతి యత్ యదనుపగ్రథ్య అనుపగ్రథ్య హన్యాద్ అనుపగ్రథ్యేత్యనుపగ్రథ్య హన్యాద్దశూకాహ దందశూకాస్తాం తాగుం సమాహం సమాగుం సర్పాహ సర్పా స్యుః స్యురిదం ఇదమహం అహగుం సర్పాణాం సర్పాణాం దందశూకానాం దందశూకానాం గ్రీవాః గ్రీవా ఉప ఉపగ్రథ్నామి గ్రథ్నామీతి ఇత్యాహ ఆహాదందశూకాః అదందశూకాస్తాం తాగుం సమాహం సమాగుం సర్పాః సర్పా భవంతి భవంతి తమసా తమసా సోమవిక్రయణం సోమవిక్రయణం విధ్యతి సోమవిక్రయణమితి సోమావిక్రయణం విధ్యతి స్వాన స్వానభ్రాజ భ్రాజేతి ఇత్యాహ ఆహైతే ఏతే వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమమరక్షన్ అరక్షన్ తేభ్యః తేభ్యోధి అధి సోమం సోమమా ఆహరన్ అహరనేత్ యదేతేభ్యః ఏతేభ్యః సోమక్రయణాన్ సోమక్రయణాన్న సోమక్రయణానికి సోమాక్రయణాన్ నానుదిశేద్ అనుదిశేదక్రీత అనుదిశేదిత్యనుదిశేద్ అక్రీతోస్య అస్య సోమ సోమ స్యాద్ స్యాన్న నాస్య అస్యైతే ఏతే అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమగం రక్షేయుః రక్షేయుర్యత్ యదేతేభ్యః ఏతేభ్యః సోమక్రయణాన్ సోమక్రయణాననుదిశతి సోమక్రయణానికి సోమాక్రయణాన్ అనుదిశతి క్రీత అనుదిశతీత్యనుదిశతి క్రీతోస్య అస్య సోమ సోమో భవతి భవద్దేతే ఏతేస్య అస్యాముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమగం రక్షంతి రక్షంతీతి రక్షంతి వారుణో వై వై క్రీత క్రీత సోమ సోమ ఉపనద్ధ ఉపనద్ధో మిత్ర ఉపనద్ధ ఇత్యుపానద్ధ మిత్రో నః నా ఏహి ఇహి సుమిత్రధాః సుమిత్రధా ఇది సుమిత్రధా ఇది సుమిత్రధాః ఇత్యాహ ఆహ శాంతి శాంత్యా ఇంద్రస్య ఇంద్రస్యోరుం ఊరుమా ఆవిష విషదక్షిణం దక్షిణమితి ఇత్యాహ ఆహ దేవాహ దేవా వై వైజం యగం సోమం సోమమక్రీణన్ అక్రీణంతం తమింద్రస్య ఇంద్రస్యోరౌ ఊరౌ దక్షిణే దక్షిణ ఆసాదయన్ అసాదయన్నేష ఏష ఖలు ఖలు వై వాతర్హి ఏతర్హీంద్ర ఇంద్రోయ యో యజతే యజతే తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహోద్ ఉదాయుష ఆయుష స్వాయుష స్వాయుషేది స్వాయుషేది సు ఆయుష ఇత్యాహ ఆహ దేవతాః దేవతారేవ ఏవాన్వారభ్య అన్వారభ్యోత్ అన్వారభ్యేత్యను ఆరభ్య ఉత్తిష్ఠతి తిష్టత్యురు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహాంతరిక్షదేవత్యః అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్య ఇత్యంతరిక్షదేవత్యః హేతర్హి ఏతర్హి సోమ సోమోదిత్యాహ అదిత్యా సదః సదోసి అస్యదిత్యాహ అదిత్యా సదః సదా ఆసీద శీలేతి ఇత్యాహ ఆహ యథాయుజుః యథాయుజురేవ యథాయుజురితి యథాయుజుః ఏవైతద్ ఏతద్వి వివై వా ఏనం ఏనమేతద్ ఏతదర్థయతి అర్థయతేత్ యద్వారుణం వారుణం సందం సందం మైత్రం మైత్రం కరోతి కరోతి వారుణ్య వారుణ్యర్చ రుచాసాదయతి ఆసాదయతి సాదయతి స్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా ఏవతయాసం సమర్థయతి అర్థయతి వాససా వాససా పర్యానశ్యతి పర్యానశ్యతి సర్వదేవత్యం పర్యానశ్యతి పర్యానశ్యతి సర్వదేవత్యం వై సర్వదేవత్యమితి సర్వాదేవత్యం వై వాస వాస సర్వాభి సర్వాభిరేవ ఏవైనం ఏనం దేవతాభి దేవతాభిస్సం సమర్థయతి అర్థయత్యథో అథో రక్షసాం అథో ఇత్యథో రక్షసామపహత్యై అపహత్యై వనేషు అపహత్యా ఇత్యపాహత్యై వనేషు యందరిక్షం అందరిక్షం దదాన దానేది ఇత్యాహ ఆహ వనేషు వనేషు హి హివి యందరిక్షం అంతరిక్షం దదాన దదాన వాజం వాజమర్వత్సు అర్వత్స్విది అర్వత్స్విత్యర్వత్సు ఇత్యాహ ఆహ వాజం వాజకం హి హ్యర్వత్సు అర్వత్సవయ అర్వత్స్విత్యర్వత్సు వయోఅఘ్నియాసు అఘ్నియాస్విది ఇత్యాహ ఆహ వయ వయో హి హ్యఘ్నియాసు అఘ్నియాసు హృత్సు హృత్సు కృతం హృత్స్విది హృదయసు కృతమిది ఇత్యాహ ఆహ హృత్సు హృత్సు హి హృత్స్విది హృదయసు హి కృతం కృతం వరుణ వరుణో విక్షు విక్షోగ్ని అగ్నిమిది ఇత్యాహ ఆహ వరుణ వరుణో హి విక్షు విక్షోగ్ని అగ్నిం దివి దివి సూర్యం సూర్యమిది ఇత్యాహ ఆహ దివి దివి హి సూర్యం సూర్యగం సోమం సోమద్రౌ అద్రావిది ఇత్యాహ ఆహ గ్రావాణ గ్రావాణో వై వా అద్రయ అద్రయస్తేషు తేషు వై వా ఏష సోమం సోమం దధాతి దధాతి యః యో యజతే యజతే తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహోర్ ఉదు ఉత్యం యం జాతవేదసం జాతవేదసమితి జాతవేదసమితి జాతవేదసం ఇది శౌర్యా శౌర్యచ్చ రుచాకృష్ణాజినం కృష్ణాజినం ప్రత్యానశ్యతి కృష్ణాజినమితి కృష్ణాజినం ప్రత్యానశ్యతి రక్షసాం ప్రత్యానశ్యతి ప్రతియానశ్యతి రక్షసామపహత్యై అపహత్యా ఉస్రౌ అపహత్యా ఇత్యపాహత్యై ఉస్రావా ఏతమ్ ఇదం ధూరుషాహు ధూరుషాహావిది ధూరుషాహావిది ధూ సాహు ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతత్ర ప్రత్యవస్వ యవస్వ భువ భువస్పతే పత ఇది ఇత్యాహ ఆహ భూతానాం భూతానాగం హి హేష ఏష పతి పతిర్విశ్వాని విశ్వాన్యభి అభిధామాని ధామానీతి ఇత్యాహ ఆహ విశ్వాని విశ్వాని హి హేష ఏషోభి అభిధామాని ధామాని ప్రత్యవతే ప్రత్యవతే మా ప్రత్యవత ఇది ప్రాచ్యవతే మా త్వా పరిపరీ పరిపరీ విదత్ పరిపరీతి పరిపరీ విదది ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాద అద సోమం సోమమాహ్రియమాణం ఆహ్రియమాణం గంధర్వ ఆహ్రియమాణమిత్యాహ్రియమాణం గంధర్వ విశ్వావసు విశ్వావసు పర్యముష్ణాద్ విశ్వావసురితి విశ్వావసు పర్యముష్ణాత్ తస్మాత్ పర్యముష్ణాది పరి అముష్ణాత్ తస్మాదేవం ఏవమాహ ఆహాపరిమోషాయ అపరిమోషాయ యజమానస్య అపరిమోషాయేత్యపరిమోషాయ యజమానస్య స్వస్త్యయనీ స్వస్త్యయన్యసి స్వస్త్యయనీతి స్వస్తి అయనీ అసీతి ఇత్యాహ ఆహ యజమానస్య యజమానస్యైవ ఏషః ఏషయజ్ఞన్వారంభ అన్వారంభోనవచ్చిత్తి అన్వారంభైత్యనో ఆరంభ అనవచ్ఛిత్యై వరుణ అనవచ్ఛిత్యానవచ్ఛిత్యై వరుణో వై వా ఏషః ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతి యత్క్రీతః క్రీతః సోమ సోమ ఉపనద్ధః ఉపనద్ధో నమః ఉపనద్ధ ఇత్యుపానద్ధః నమో మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్య చక్షసే చక్షసైతి ఇత్యాహ ఆహశాంతి శాంత్యా ఆ సోమం సోమం వహంతి వహంత్యగ్నినా అగ్నినా ప్రతిష్టతే తిష్టతే తౌ తౌ సంభవంతౌ సంభవంతౌ యజమానం సంభవంతావతి సంభవంతౌ యజమానమభి అభిసం సంభవతః భవతః పురా పురా ఖలు ఖలు వైష ఏష మేధాయ మేధాయాత్మానం ఆత్మానమారభ్య ఆరభ్య చరతి ఆరభ్యేత్యారభ్య చరతి యోదీక్షిత దీక్షితో యదగ్నిశోమీయం అగ్నిశోమీయం వశుం అగ్నిశోమీయమిత్యగ్ని సోమీయం వశుమాలభతే ఆలభత ఆత్మనిష్క్రయణ ఆలభత ఇత్యాలభతే ఆత్మనిష్క్రయణ ఏవ ఆత్మనిష్క్రయణ ఇత్యాత్మనిష్క్రయణ ఏవాస్య అస్య సహ తస్మాత్ తస్మాత్తస్య తస్య న నాశ్యం ఆశ్యం పురుష నిష్క్రయణ పురుష నిష్క్రయణ ఇవ పురుష నిష్క్రయణ ఇది పురుష నిష్క్రయణ ఇవ హి హ్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం వై అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం వా ఇంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహన్నితి యదగ్నిశోమీయం అగ్నిశోమీయం వృషం అగ్నిశోమీయమిత్యగ్ని సోమీయం వశుమాలభతే ఆలభతే వార్త్రఘ్న ఆలభత ఇత్యాలభతే వార్త్రఘ్న ఏవ వార్త్రఘ్న ఇది వార్త్రఘ్న ఏవాస్య అస్య తస్మాత్ తస్మాదు ఉపాశ్యం ఆశ్యం వారుణ్య వారుణ్యర్చ రచాపరి పరిచరతి చరతి స్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా పరి పరిచరతి చరతి చరతి. ఓం షష్ఠకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.